అథ చతుర్థకాండే షష్ఠ ప్రశ్నస్య ఘనపాఠః ఆరంభః. అశ్మన్నోర్జమోర్జమస్మన్నస్మన్నోర్జం పర్వతే పర్వత ఊర్జమస్మన్నస్మన్నోర్జం పర్వతే ఊర్జం పర్వతే పర్వత ఊర్జమోర్జం పర్వతే శిష్యయాణాగో శిష్యయాణాం పర్వత ఊర్జమోర్జం పర్వతే శిష్యయాణే శిశ్రయాణాగో శిశ్రయాణాం పర్వతే పర్వతే శిశ్రయాణాం వాతే వాతే శిశ్రయాణాం పర్వతే పర్వతే శిశ్రయాణాం వాతే శిష్యయాణాగుంశిశ్రయాణాం వాతే పర్జన్యే పర్జన్యే వాతే శిష్యయాణాగుంశిశ్రయాణాం వాతే పర్జన్యే వాతే పర్జన్యే పర్జన్యే వాతే వాతే పర్జన్యే వరుణస్య వరుణస్య పర్జన్యే వాతే వాతే పర్జన్యే వరుణస్య పర్జన్యే వరుణస్య వరుణస్య పర్జన్యే పర్జన్యే వరుణస్య శుష్మే శుష్మే వరుణస్య పర్జన్యే పర్జన్యే వరుణస్య శుష్మే వరుణస్య శుష్మే శుష్మే వరుణస్య వరుణస్య శుష్మే శుష్మే ఔషధీభ్య ఔషధీభ్యో అభ్యో అభ్య ఔషధీభ్యో వనస్పతిభ్యో వనస్పతిభ్య ఔషధీభ్యో అభ్యో అభ్య ఔషధీభ్యో వనస్పతిభ్యోషధీభ్యో వనస్పతిభ్యో వనస్పతిభ్య ఔషధీభ్య ఔషధీభ్యో వనస్పతిభ్యోధ్యధి వనస్పతిభ్య ఔషధీభ్య ఔషధీభ్యో వనస్పతిభ్యోధి వనస్పతిభ్యోధ్యధి వనస్పతిభ్యో వనస్పతిభ్యోధి సంభృతాగో సంభృతామధి వనస్పతిభ్యో వనస్పతిభ్యోధి సంభృతా వనస్పతిభ్య ఇది వనస్పతిభ్యో సంభృతాగో సంభృతామధ్యధి సంభృతాంతాంతాగో సంభృతామధ్యధి సంభృతాంతాంతాగో సంభృతాగో సంభృతాంతాన్నస్తాగో సంభృతాగో సంభృతాంతాన్న సంభృతామితి సం ఇషమిషన్నోర్జమోర్జమిషన్నో నైషమోర్జమిషమిషమోర్జం ధత్తోర్జమిషమిషమోర్జం ధత్త మరుతో మరుతో ధత్తోర్జమోర్జం ధత్త మరుత మరుతో మరుతో ధత్త ధత్త మరుదస్య గౌర రాణా గౌర రాణా మరుతో ధత్త ధత్త మరుదస్య గౌర రాణా సగోర రాణా సగోర రాణా మరుతో మరుత సగోర రాణా రాణా ఇది సం అస్మన్నస్మగ్గుస్తే క్షుత్క్షుత్తే అస్మన్నస్మగ్గుస్తే క్షుత్క్షుత్తేక్షుదముమం క్షుత్క్షుదముం తేతే అముం క్షుత్క్షుదముం తేతే అముమం తేషుక్షుత్తే అముమం తేషుక్షుత్తే సుగృచ్చత్పృచ్చదు శుక్తే సుగృచ్చదు సుక్షుగృచ్చదు పృచ్చదు యమృచ్చత్పృచ్చదు యం విష్మోద్విష్మో యమృచ్చత్పృచ్చదు యం విష్మ విష్మోద్విష్మయం విష్మ విష్మ ఇది ద్విష్మ సముద్రస్య త్వా సముద్రస్య సముద్రస్య త్వావాకయా వాకయా త్వా సముద్రస్య సముద్రస్య త్వావాకయా వాకయా వాకయా త్వా త్వావాకయాగ్నే వాకయా త్వా త్వావాకయాగ్నే వాకయాగ్నే వాకయా వాకయాగ్నే పరిపరి పరివ్యయామసి వ్యయామసి పర్యగ్నే పరివ్యయామసి పరివ్యయామసి వ్యయామసి పరివ్యయామసి వ్యయామసి దివ్యయామసి వావకో అస్మభ్యమస్మభ్యం వావక వావకో అస్మభ్యగు శివ శివో అస్మభ్యం వావక వావకో అస్మభ్యగు శివ అస్మభ్యగు శివ శివో అస్మభ్యమస్మభ్యగు శివో భవ భవ శివో అస్మభ్యమస్మభ్యగు శివో భవ శివో భవ శివ శివో భవేతి భవ హిమస్య త్వా త్వా హిమస్య హిమస్య త్వా జరాజుణా జరాజుణా త్వా హిమస్య హిమస్య త్వా జరాజుణా జరాజుణా జరాజుణా త్వా త్వా జరాజుణాగ్నే జరాజుణా త్వా త్వా జరాజుణాగ్నే జరాజుణాగ్నే జరాజుణా జరాజుణాగ్నే పరిపర్యగ్నే జరాజుణా జరాజుణాగ్నే పరి అగ్నే పరిపర్యగ్నే పరివ్యయామసి వ్యయామసి పరియజ్ఞే పరివ్యయా

ఉపావతతి దివోగ్నే దేవాన్ దేవాగు అగ్నే దీదివో దీదివోగ్నే దేవాగు అగ్నేగ్నే దేవాగు ఇహేహ దేవాగు అగ్నేగ్నే దేవాగు ఇహ దేవాగు ఇహేహ దేవాన్ దేవాగు ఇహేహ దేవాన్ దేవాగు ఇహ హే యజ్ఞముపోపయజ్ఞగో హవిర్హవిర్యజ్ఞముపోపయజ్ఞగో హవి హవిష్టమిదమిదమపామిదన్యయనమిదమపామపామిదన్యయనమిదన్యయనమిదమిదన్యయనగో సముద్రస్యన్యజనమిదమిదన్యజనగో దేవానా దేవానా దేవాయే దేవా దేవానా దేవానాం దేవానాం దేవ దేవ దేవానాం యజ్ఞయా యజ్ఞయా దేవానాం దేవ దేవ దేవానాం యజ్ఞయా దేవానాం యజ్ఞయా యజ్ఞయా దేవానాం దేవానాం యజ్ఞయా యజ్ఞయానాం యజ్ఞయానాం యజ్ఞయా దేవానాం దేవానాం యజ్ఞయా యజ్ఞయానాం యజ్ఞయా యజ్ఞయానాం యజ్ఞయానాం యజ్ఞయా యజ్ఞయా యజ్ఞయానాగో సంవత్సరేణగో సంవత్సరేణం యజ్ఞయానాం యజ్ఞయా యజ్ఞయా యజ్ఞయానాగో సంవత్సరేణం యజ్ఞయానాగో సంవత్సరేణగో సంవత్సరేణం యజ్ఞయానాం యజ్ఞయానాగో సంవత్సరేణముపోప సంవత్సరేణం యజ్ఞయానాం యజ్ఞయానాగో సంవత్సరేణముప సంవత్సరేణముపోప సంవత్సరేణగో సంవత్సరేణముపభాగం భాగముప సంవత్సరేణగో సంవత్సరేణముపభాగం సంవత్సరేణమితి సంవత్సరేణం భాగముపోప భాగమాసత ఆసతే భాగముపోప భాగమాసతే భాగమాసత ఆసతే భాగం భాగమా హుతాదో హవిషో హవిషో హుతాదో హుతాదో హవిషో యజ్ఞే యజ్ఞే హవిషో హుతాదో హుతాదో హవిషో యజ్ఞే హుతాదో యజ్ఞే యజ్ఞే హవిషో హవిషో యజ్ఞే అస్మిన్నస్మిన్ యజ్ఞే హవిషో హవిషో యజ్ఞే అస్మిన్ యజ్ఞే అస్మిన్నస్మిన్ యజ్ఞే యజ్ఞే అస్మిన్ స్వయగ్స్వయమస్మిన్ యజ్ఞే యజ్ఞే అస్మిన్ స్వయం అస్మిన్ స్వయగ్గు స్వయమస్మిన్ అస్మిన్ స్వయం జుహుధ్వం జుహుద్ధగ్గు స్వయమస్మిన్ అస్మిన్ స్వయం జుహుధ్వం స్వయం జుహుధ్వం జుహుద్ధగ్గు స్వయగ్గు స్వయం జుహుధ్వం మధునో మధునో జుహుద్ధగ్గు స్వయగ్గు స్వయం జుహుధ్వం మధున జుహుధ్వం మధునో మధునో జుహుధ్వం జుహుధ్వం మధునో ఘృతస్య ఘృతస్య మధునో జుహుధ్వం జుహుధ్వం మధునో ఘృతస్య మధునో ఘృతస్య ఘృతస్య మధునో మధునో ఘృతస్య ఘృతస్యేతి ఘృతస్య దేవా దేవాయే దేవా దేవేషు దేవేషు దేవాయే దేవా దేవేషు దేవా దేవేషు దేవేషు దేవా దేవా దేవేష్వధ్యతి దేవేషు దేవా దేవా దేవేష్వధి దేవేష్వధ్యతి దేవేషు దేవేష్వధి దేవత్వం దేవత్వమధి దేవేషు దేవేష్వధి దేవత్వం అధిదేవత్వం దేవత్వమధ్యధి దేవత్వమాయన్నాయం దేవత్వమధ్యధి దేవత్వమాయన్ను దేవత్వమాయన్నాయం దేవత్వం దేవత్వమాయనియే ఆయన్ దేవత్వం దేవత్వమాయనియే దేవత్వమితి దేవత్వం ఆయనయే ఆయన్నాయనియే బ్రహ్మణో బ్రహ్మణో య ఆయన్నాయనియే బ్రహ్మణ బ్రహ్మణో బ్రహ్మణో యే యే బ్రహ్మణ పుర ఏతార పుర ఏతారో బ్రహ్మణో యే యే బ్రహ్మణ పుర ఏతార బ్రహ్మణ పుర ఏతార పుర ఏతారో బ్రహ్మణో బ్రహ్మణ పుర ఏతారో అస్యాస్య పుర ఏతారో బ్రహ్మణో బ్రహ్మణ పుర ఏతారో అస్యారో అస్యాస్య పుర ఏతార పుర ఏతారో అస్యా ఏతార ఇతి పుర ఏతార ఇది వ్యానా వృచ్చోదా వృచ్చోదాశ్చక్షుబ్దాశ్చక్షుబ్దా వృచ్చోదా వరిబోదా వరిబోదా వృచ్చోదాశ్చక్షుబ్దాశ్చక్షుబ్దా వృచ్చోదా వరిబోదాశ్చక్షుబ్దా ఇది చక్షుదాహ చోదా వరిబోదా వరిబోదా వృచ్చోదా వృచ్చోదా వరిబోదా వృచ్చోదా ఇది వర్చః దాహ బోదా ఇది వరివః దాహ అన్యంతే తే అన్యమన్యంతే అస్మదస్మత్తే అన్యమన్యంతే అస్మద్ అస్మదస్మత్తే అస్మత్తబంధుదబంధ్వస్మత్తే అస్మత్తబంధు అస్మత్తబంధుదబంధ్వస్మదస్మత్తబంధు హేతయో హేతయస్తబంధ్వస్మదస్మత్తబంధు హేతయ హేతయో హేతయస్తబంధుదబంధు హేతయ పావక పావకో హేతయస్తబంధుదబంధు హేతయ పావక హేతయ పావక పావకో హేతయో హేతయ పావకో అస్మభ్యమస్మభ్యం పావకో హేతయో హేతయ పావకో అస్మభ్యం పావకో అస్మభ్యమస్మభ్యం పావక పావకో అస్మభ్యగో శివ శివో అస్మభ్యం పావక పావకో అస్మభ్యగో శివ అస్మభ్యగో శివ శివో అస్మభ్యమస్మభ్యగో శివో భవ భవ శివో అస్మభ్యమస్మభ్యగో శివో భవ అస్మభ్యమిత్యస్మభ్యం శివో భవ భవ శివ శివో భవ ఏతి భవ అగ్నిస్తిగ్మేన తిగ్మేనాగ్నిరగ్నిస్తిగ్మేన శోచిషా శోచిషా తిగ్మేనాగ్నిరగ్నిస్తిగ్మేన శోచిషా తిగ్మేన శోచిషా శోచిషా తిగ్మేన తిగ్మేన శోచిషా జగో సత్యగో సత్ శోచిషా తిగ్మేన తిగ్మేన శోచిషా జగో సత్ శోచిషా జగో సత్యగో సచ్చోచిషా శోచిషా జగో సద్విశ్వం విశ్వయ్యగో సచ్చోచిషా శోచిషా జగో సద్విశ్వం సద్విశ్వం విశ్వయ్యగో సత్యగో సద్విశ్వన్యని విశ్వయ్యగో సత్యగో సద్విశ్వన్ని విశ్వన్యని విశ్వం విశ్వన్యత్రణమత్రిణన్ని విశ్వం విశ్వన్యత్రణం నేత్రిణమత్రిణన్యత్రిణం అత్రిణమిత్యత్రిణం అగ్నిర్నో అగ్నిరగ్నిర్నోపగుంసతే వగుంసతే నో అగ్నిరగ్నిర్నోపగుంసతే నోపగుంసతే వగుంసతే నో నోపగుంసతే రయిగో రయిం వగుంసతే నో నోపగుంసతే రయిం వగుంసతే రయిగో రయిం వగుంసతే వగుంసతే రయిం రయిమితి రయిం రయిమైనాస సైనానీకేనైనాస సైనానీకేనైనైనానీకేన సువిదత్ర సువిదత్రో నీకేనైనైనానీకేన సువిదత్ర నీకేన సువిదత్ర సువిదత్రో నీకేనానీకేన సువిదత్రో అస్మే అస్మే సువిదత్రో నీకేనానీకేన సువిదత్రో అస్మే సువిదత్రో అస్మే అస్మే సువిదత్ర సువిదత్రో అస్మే జష్టా జష్టా అస్మే సువిదత్ర సువిదత్రో అస్మే జష్టా విదత్ర ఇతి సువిదత్ర అస్మే జష్టా జష్టాస్మే అస్మే జష్టా దేవాన్ దేవాన్ జష్టాస్మే అస్మే జష్టా దేవాన్ జష్టా దేవాన్ దేవాన్ జష్టా జష్టా దేవాగు ఆయ జిష్ఠ ఆయ జిష్ఠో దేవాన్ జష్టా జష్టా దేవాగు ఆయ జిష్ఠ దేవాగు ఆయ జిష్ఠ ఆయ జిష్ఠో దేవాన్ దేవాగు ఆయ జిష్ఠ స్వస్తి స్వస్తి ఆయ జిష్ఠో దేవాన్ దేవాగు ఆయ జిష్ఠ స్వస్తి ఆయ జిష్ఠ స్వస్తి స్వస్తి ఆయ జిష్ఠ ఆయ జిష్ఠ స్వస్తి ఆయ జిష్ఠ ఇత్యాది జిష్ఠ స్వస్తి స్వస్తి గోపా గోపా అదత్తో గోపా ఉతోద గోపా అదత్తో అదత్తో గోపా ఉత గోపా ఉతోద గోపా గోపా ఉత నో న ఉత గోపా గోపా ఉదన గోపా ఇది గోపా ఉత నో న ఉతోదన పరస్పా పరస్పా న ఉదోదన పరస్పా పరస్పా పరస్పా నో న పరస్పా అగ్నే పరస్పా నో న పరస్పా అగ్నే పరస్పా అగ్నే పరస్పా పరస్పా అగ్నే జుమజ్జుమదగ్నే పరస్పా పరస్పా అగ్నే జుమద పరస్పా ఇది పరః అగ్నే జుమజ్జుమదగ్నే జుమదుతో తద్జుమదగ్నే జుమదుతాద్యుమద్యుమదుతరేవద్రేవదుతద్యుమద్యుమదుతరేవద్రేవద్రేవద్రేవద్రేవద్రేవద్రేవద్రేవద్రేవద్రేవద్రేవద్రేవద్రేవద్రేవద్రేవద్రేవద్రేవద్రేవద్రేవద్రేవద్రేవద్రేవద్రేవద్రేవద్రేవద్రేవద్రేవద్రేవద్రేవద్రేవద్రేవద్రేవద్రేవద్రేవద్రేవద్రేవద్రేవద్రేవద్రేవద్రేవద్రేవద్రేవద్రేవద్రేవద్రేవద్రేవద్రేవద్రేవద్రేవద్రేవద్రేవద్రేవద్రేవద్రేవద్రేవద్రేవద్రేవద్రేవద్రేవద్రేవద్రేవద్రేవద్రేవద్రేవద్రేవద్రేవద్రేవద్ ఇమా విశ్వా ఇమా విశ్వా విశ్వే మే మా విశ్వా భువనాని జుఃపజ్జుఃపద్భువనాని విశ్వా విశ్వా భువనాని జుఃపద్ భువనాని జుఃపదృశిరు జుఃపద్భువనాని భువనాని జుఃపదృశిః జుఃపదృశిరు జుఃపజ్జుఃపదృశిరు హోతా హోతర్షజ్జుఃపజ్జుఃపదృశిరు హోతా భువనాయంతి భువన సంప్రశ్నమితి సంప్రశ్నం భువనాయంతియంతి భువనా భువనాయంత్యన్యాన్యాయంతి భువనా భువనాయంత్యన్యాయంత్యన్యాయంత్యన్యాయంత్యన్యాయ ఆయజంతాయజంతేత ప్రథమం ప్రథమం దధ్ర ఆప ఆపో దధ్రే ప్రథమం ప్రథమం దధ్ర ఆప ఆప ఆపో

ఘృతమేనే అజనత్ ఏనే అజనత జనదేనే ఏనే అజనన్నన్నమానే నన్నమానే అజనదేనే ఏనే అజనన్నన్నమానేనే అజనన్నన్నమానే నన్నమానే అజనద జనన్నన్నమానే ఇది నన్నమానే యదేదిత్యదా యదేదంత అంత ఇద్యదా యదేదంత అంత ఇది దంత అదదృగు హంత అదృగు హంత అంత ఇది దంత అదదృగు హంత అంత అదదృగు హంత అదృగు హంత అంత అంత అదదృగు హంత పూర్వే పూర్వే అదదృగు హంత అంత అంత అదదృగు హంత పూర్వే అదదృగు హంత పూర్వే పూర్వే అదదృగు హంత అదృగు హంత పూర్వ ఆదాత్ పూర్వే అదదృగు హంత అదృగు హంత పూర్వ ఆద పూర్వ ఆదాత్ పూర్వే పూర్వ ఆదిదిదాత్ పూర్వే పూర్వ ఆదిత్ ఆదిదిదాదాదిత్యా వా పృథివీద్యా వా పృథివీ ఇదాదాదిత్యా వా పృథివీద్యా వా పృథివీద్యా వా పృథివీ ఇదిద్యా వా పృథివీ అప్రథేతామప్రథేతాంద్యా వా పృథివీ ఇదిద్యా వా పృథివీ అప్రథేతాం వా పృథివీ అప్రథేతామప్రథేతాంద్యా వా పృథివీద్యా వా పృథివీ అప్రథేతాం వా పృథివీ ఇదిద్యా వా పృథివీ అప్రథేతామిత్యప్రథేతాం విశ్వతశ్చక్షుర్విశ్వతశ్చక్షుర్విశ్వతశ్చక్షుర విశ్వతో ముఖ ఉత విశ్వతో ముఖ ఉత విశ్వతశ్చక్షుర్విశ్వతశ్చక్షుర ఉత విశ్వతో ముఖ విశ్వతశ్చక్షురితి విశ్వత ఉత విశ్వతో ముఖో విశ్వతో ముఖ ఉతోత విశ్వతో ముఖో విశ్వతో హస్తో విశ్వతో హస్తో విశ్వతో ముఖ ఉతోత విశ్వతో ముఖో విశ్వతో హస్త విశ్వతో ముఖో విశ్వతో హస్తో విశ్వతో హస్తో విశ్వతో ముఖో విశ్వతో ముఖో విశ్వతో హస్త ఉతోత విశ్వతో హస్తో విశ్వతో ముఖో విశ్వతో ముఖో విశ్వతో హస్త ఉత విశ్వతో ముఖ ఇది విశ్వత ముఖ విశ్వతో హస్త ఉతోత విశ్వతో హస్త విశ్వతో హస్త ఉత విశ్వతస్పాద్ విశ్వతస్పాద్ ఉత విశ్వతో హస్త విశ్వతో హస్త ఉత విశ్వతస్పాద్తో హస్త ఇది విశ్వత హస్త విశ్వతస్పాద్ విశ్వతస్పాద్ ఉతోత విశ్వతస్పాద్స్పాదితి విశ్వత పాద బాహుభ్యాం బాహుభ్యా కోసకోసం బాహుభ్యాన్నమతి నమతి బాహుభ్యా కోసకోసం బాహుభ్యాన్నమతి బాహుభ్యాన్నమతి నమతి బాహుభ్యాం బాహుభ్యాన్నమతి సకోసం నమతి బాహుభ్యాం బాహుభ్యాన్నమతి సం బాహుభ్యామితి బాహుభ్యా నమతి సకోసం నమతి నమతి సంపదత్రై పదత్రై సన్నమతి నమతి సంపదత్రై పదత్రై పదత్రై సకోసం పదత్రైర్ద్యా వా పృథివీద్యా వా పృథివీ పదత్రై సకోసం పదత్రైర్ద్యా వా పృథివీ పదత్రైర్ద్యా వా పృథివీద్యా వా పృథివీ పదత్రై పదత్రైర్ద్యా వా పృథివీ జనయన్ జనయంద్యా వా పృథివీ పదత్రై పదత్రైర్ద్యా వా పృథివీ జనయన్ వా పృథివీ జనయన్ జనయంద్యా వా పృథివీద్యా వా పృథివీ జనయన్ దేవో దేవో జనయంద్యా వా పృథివీద్యా వా పృథివీ జనయన్ దేవ వా పృథివీ ఇది పృథివీ జనయన్ దేవో దేవో జనయన్ జనయన్ దేవ ఏక ఏకో దేవో జనయన్ జనయన్ దేవ ఏక దేవ ఏక ఏకో దేవో దేవ ఏక ఏకస్విత్ స్వెత్కింగి గుస్విదాసీ దాసీత్ స్విత్కింగి గుస్విదాసీ దాసీ దాసీత్ విశ్వకర్మ విశ్వకర్మ జనయన్ విశ్వకర్మా విశ్వకర్మా విద్యాంద్యాం విశ్వకర్మా విశ్వకర్మా విద్యాంద్యాం విశ్వకర్మా విశ్వకర్మా విద్యాంద్యాం విశ్వకర్మా విశ్వకర్మా విద్యాంద్యాం విశ్వకర్మా విశ్వకర్మా విద్యాంద్యాం విశ్వకర్మా విశ్వకర్మా విద్యాంద్యాం విశ్వకర్మా విశ్వకర్మా జనయన్ జనయన్ విశ్వకర్మా విశ్వకర్మా విశ్వకర్మా విశ్వకర్మా విద్యాంద్యాం విశ్వకర్మా విశ్వకర్మా విద్యాంద్యాం విశ్వకర్మా విశ్వకర్మా విద్యాంద్యాం విశ్వకర్మా విశ్వకర్మా విద్యాంద అద్యాహువేమ హువేమ అద్యాహువేమ హువేమాద్యాద్యాహువేమాతి హువేమానో నో నేదిష్టానేదిష్టానస్తనోనేదిష్టానేదిష్టానోనోనేదిష్టహవనాని హవనాని నేదిష్టానోనోనేదిష్టహవనాని జోషతే జోషతే హవనాని నేదిష్టానేదిష్టానేదిష్టహవనాని జోషతే హవనాని జోషతే విశ్వశంభోర్జోషతే హవనాని హవనాని జోషతే విశ్వశంభోర్జోషతే విశ్వశంభోర్జోషతే జోషతే విశ్వశంభోరవసే సాధుకర్మావసే సర్వాసాన్నదీనాన్నదీనాకం సర్వాసాం పిత్రే పిత్రే సర్వాసాన్నదీనాన్నదీనాకం సర్వాసాం విక్రే సర్వాసాం పిత్రే పిత్రే సర్వాసాగో సర్వాసాం పిత్రే జుహృత జుహృత పిత్రే సర్వాసాగో సర్వాసాం పిత్రే జుహృత పిత్రే జుహృత జుహృత పిత్రే పిత్రే జుహృత విశ్వకర్మణే విశ్వకర్మణే జుహృత పిత్రే పిత్రే జుహృత విశ్వకర్మణే విశ్వకర్మణే జుహృత జుహృత విశ్వకర్మణే విశ్వ విశ్వ విశ్వకర్మణే జుహృత జుహృత విశ్వకర్మణే విశ్వ విశ్వకర్మణే విశ్వ విశ్వ విశ్వకర్మణే విశ్వకర్మణే విశ్వాహ విశ్వ విశ్వకర్మణే విశ్వకర్మణే విశ్వాహ విశ్వకర్మణ ఇది విశ్వ కర్మణే విశ్వాహ విశ్వ విశ్వామర్త్యమర్త్యమ విశ్వ విశ్వామర్త్యం అహామర్త్యమర్త్యమర్త్యగో హవిర్హవిరమర్త్యమర్త్యగో హవి మర్త్యగో హవిర్హవిరమర్త్యమర్త్యగో హవి హవిరితి హవి స్పోషేణ పోషేణ రాజో రాజస్పోషేణ సగం సంపోషేణ రాజో రాజస్పోషేణ సంపోషేణ సగం సంపోషేణ పోషేణ సగం సృజ సృజ సంపోషేణ పోషేణ సగం సృజ సగం సృజ సృజ సగం సగం సృజ ప్రజయా ప్రజయా సృజ సగం సగం సృజ ప్రజయా ప్రజయా ప్రజయా సృజ సృజ ప్రజయా చ ప్రజయా సృజ సృజ ప్రజయా చ ప్రజయా చ ప్రజయా ప్రజయా చనేన ధనేన చ ప్రజయా ప్రజయా చ ధనేన ప్రజయేతి ప్రజయా ధనేన ధనేన చనేన చనేన ధనేన చనేన ధనేన చంద్రేమమిమమింద్రేంద్రేమం ప్రతరాం ప్రతరామిమమింద్రేంద్రేమం ప్రతరాం ప్రతరాం ప్రతరామిమమిమం ప్రతరాంగ్రధి గృధి ప్రతరామిమమిమం ప్రతరాంగ్రధి ప్రతరాంగ్రధి గృధి ప్రతరాం ప్రతరాంగ్రధి సజాతానాగో సజాతానాంగ్రధి ప్రతరాం ప్రతరాంగ్రధి సజాతానామితి ప్రతరా సజాతానాగో సజాతానాంగ్రధి గృధి సజాతానామ సదసత్ సజాతానాంగ్రధి గృధి సజాతానామసత్ సజాతానామ సదసత్ సజాతానాగో సజాతానామ సద్వశీ వశ్య సజాతానాగో సజాతానామసద్వశీ సజాతానామితి సజాతానా వశీతి వశీ వర్చసైనం వర్చసా సృజ సృజ వర్చసైనమేనం వర్చసా సృజ దేవేభ్యో సృజ సృజ దేవేభ్యో భాగధా భాగధా దేవేభ్య సృజ సృజ దేవేభ్యో భాగధా దేవేభ్యో భాగధా భాగధా దేవేభ్యో దేవేభ్యో భాగధా అసద సద్భాగధా దేవేభ్యో దేవేభ్యో భాగధా అసద్ భాగధా అసద సద్భాగధా భాగధా అసద్ గధా ఇది భాగధా సదిత్యసత్ యస్య కుర్మ కుర్మో యస్య యస్య కుర్మో హవిర్హవిః కుర్మో యస్య యస్య కుర్మో హవిః కుర్మో హవిర్హవిః కుర్మ కుర్మో హవిర్గృహే గృహే హవిః కుర్మ కుర్మో హవిర్గృహే హవిర్గృహే గృహే హవిర్హవిర్గృహే తంతం గృహే హవిర్హవిర్గృహే తం గృహే తంతం గృహే గృహే తమగ్నే అగ్నే తం గృహే గృహే తమగ్నే అగ్నే తంతమగ్నే వర్ధయ వర్ధయాగ్నే తంతమగ్నే వర్ధయ అగ్నే వర్ధయ వర్ధయాగ్నే అగ్నే వర్ధయా త్వం త్వం వర్ధయాగ్నే అగ్నే వర్ధయా త్వం త్వం త్వం వర్ధయ వర్ధయా త్వం త్వమేతి త్వం మై దేవా దేవాస్మై తస్మై దేవా అధ్యధి దేవాస్మై దేవా అధి దేవా అధ్యధి దేవా దేవా అధి భ్రమన్ భ్రవన్నధి దేవా దేవా అధి భ్రవన్ అధి భ్రవన్ భ్రవన్నధ్యధి భ్రవన్నయమయం భ్రవన్నధ్యధి భ్రవన్నయం భ్రవన్నయమయం భ్రవన్ భ్రవన్నయం చాయం భ్రవన్ భ్రవన్నయం చాయం చాయమయం చ బ్రహ్మణో బ్రహ్మణశ్చాయమయం చ బ్రహ్మణ బ్రహ్మణో బ్రహ్మణశ్చ చ బ్రహ్మణస్పతిష్పదర్ బ్రహ్మణశ్చ చ బ్రహ్మణస్పతి బ్రహ్మణస్పతిష్పదర్ బ్రహ్మణో బ్రహ్మణస్పతి ఆదేరే దేవదేహి త్వభుత్వా త్వా విశ్వే విశ్వే త్వభుత్వా విశ్వే విశ్వే విశ్వే త్వా విశ్వే దేవా దేవా విశ్వే త్వా విశ్వే దేవా విశ్వే దేవా దేవా విశ్వే విశ్వే దేవా అగ్నే దేవా విశ్వే విశ్వే దేవా అగ్నే దేవా అగ్నే అగ్నే దేవా దేవా అగ్నే భరంతు భరంత్వగ్నే దేవా దేవా అగ్నే భరంతు అగ్నే భరంతు భరంత్వగ్నే అగ్నే భరంతు చిత్తిభిశ్చిత్తిభిర్భరంత్వగ్నే అగ్నే భరంతు చిత్తిభిర్భరంతు భరంతు చిత్తిభిర్భరంతు భరంతు చిత్తిభిర్భరంతు భరంతు చిత్తిభిర్భరంతు చిత్తిభిర్ శివతమో భవనో నో భవ శివతమః శివతమః శివతమో భవ భవ శివతమః సుప్రతీకః సుప్రతీకః శివతమో భవ భవ శివతమః సుప్రతీకః శివతమః సుప్రతీకః సుప్రతీకః శివతమః శివతమః సుప్రతీకో విభావసః విభావసః సుప్రతీకః శివతమః శివతమః సుప్రతీకో విభావసః శివతమః ఇతి శివతమః సుప్రతీకో విభావసః విభావసః సుప్రతీకః సుప్రతీకో విభావసః సుప్రతీక ఇతి సుప్రతీకః విభావసరితి విభావ పంచదిశో దిశ పంచ పంచదిశో దైవీర్దైవీర్దిశ పంచ పంచదిశో దైవీశో దైవీర్దైవీర్దిశో దిశో దైవీర్యజ్ఞం యజ్ఞం దైవీర్దిశో దిశో దైవీర్యజ్ఞం దైవీర్యజ్ఞం యజ్ఞం దైవీర్దైవీర్యజ్ఞమవంత్వమంతు యజ్ఞం దైవీర్దైవీర్యజ్ఞమవంతు యజ్ఞమవంతమంతు యజ్ఞం యజ్ఞమవంతు దేవీర్దేవీరమంతు యజ్ఞం యజ్ఞమవంతు దేవీర్దేవీర్దేవీ వీరవంతవంతు దేవీర పాప దేవీరవంతవంతు దేవీర పాప దేవీర్ దేవీర పామతి మమతి మప దేవీర్ దేవీర పామతి పామతి మమతి మప పామతి దుర్మతి దుర్మతి మమతి మప పామతి దుర్మతి మమతి దుర్మతి దుర్మతి మమతి మమతి దుర్మతి బాధమానా బాధమానా దుర్మతి మమతి మమతి దుర్మతి బాధమానా బాధమానా బాధమానా దుర్మతి దుర్మతి బాధమానా దుర్మతి దుర్మతి బాధమానా రాజస్పోషే పోషే రాజో రాజస్పోషే యజ్ఞపతి యజ్ఞపతి పోషే రాజో రాజస్పోషే యజ్ఞపతి పోషే యజ్ఞపతి యజ్ఞపతి పోషే పోషే యజ్ఞపతి మాభజంతి రాభజంతి యజ్ఞపతి పోషే పోషే యజ్ఞపతి మాభజంతి యజ్ఞపతి మాభజంతి రాభజంతి యజ్ఞపతి యజ్ఞపతి మాభజంతి యజ్ఞపతిమితి యజ్ఞపతి మాభజంతి రాజస్పోషే పోషే రాజో రాజస్పోషే అధ్యతి పోషే రాజో రాజస్పోషే అధి పోషే అధ్యతి పోషే పోషే అధి యజ్ఞో యజ్ఞో అధి పోషే పోషే అధి యజ్ఞ అధి యజ్ఞో యజ్ఞో అధ్యతి యజ్ఞో అస్థాదస్థాద్ యజ్ఞో అధ్యతి యజ్ఞో అస్థాద్ అస్థాదస్థాద్ యజ్ఞో యజ్ఞో అస్థాత్ సమిద్ధే సమిద్ధే అస్థాద్ యజ్ఞో యజ్ఞో అస్థాత్ సమిద్ధే సమిద్ధే అస్థాదస్థాత్ సమిద్ధే అగ్నావగ్నో సమిద్ధే అస్థాదస్థాత్ సమిద్ధే అగ్నౌ సమిద్ధే అగ్నావగ్నౌ సమిద్ధే సమిద్ధే అగ్నావధ్యధ్యగ్నౌ సమిద్ధే సమిద్ధే అగ్నావధి సమిద్ధ ఇతి సం ఇద్ధే అగ్నావధ్యధ్యగ్నావగ్నావధి మా మహానో మా మహానో అధ్యగ్నావగ్నావధి మా మహానః మా మహానో మా మహానో అధ్యధి మా మహానః మా మహాన ఇతి మా మహానః ఉక్తపత్ర ఈడ్య ఈడ్య ఉక్తపత్ర ఉక్తపత్ర ఈడ్యో గృహీతో గృహీత ఈడ్య ఉక్తపత్ర ఉక్తపత్ర ఈడ్యో గృహీతః ఉక్తపత్ర ఇత్యుక్త పత్ర ఈడ్యో గృహీతో గృహీత ఈడ్య ఈడ్యో గృహీత స్తప్తం దప్తం గృహీత ఈడ్య ఈడ్యో గృహీత స్తప్తం గృహీత స్తప్తం దప్తం గృహీతో గృహీత స్తప్తం ఘర్మం ఘర్మం దప్తం గృహీతో గృహీత స్తప్తం ఘర్మం దప్తం ఘర్మం ఘర్మం దప్తం దప్తం ఘర్మం పరిగృహ్య పరిగృహ్య ఘర్మం దప్తం దప్తం ఘర్మం పరిగృహ్య ఘర్మం పరిగృహ్య పరిగృహ్య ఘర్మం ఘర్మం పరిగృహ్య ఇజంత ఇజంత పరిగృహ్య ఘర్మం ఘర్మం పరిగృహ్య ఇజంత ఇజంత ఇజంత పరిగృహ్య పరిగృహ్య పరిగృహ్యేతి పరిగృహ్యజంత ఊర్జాయ్యదోర్జోర్జాయ్యజ్ఞం యజ్ఞం యదోర్జోర్జాయ్యజ్ఞం యజ్ఞం యజ్ఞం యజ్ఞమశమంత శమంత యజ్ఞం యజ్ఞమశమంత యజ్ఞమశమంత శమంత యజ్ఞం యజ్ఞమశమంత దేవా దేవా అశమంత యజ్ఞం యజ్ఞమశమంత దేవా దేవా దేవా అశమంత శమంత దేవా దైవ్యాయ దైవ్యాయ దేవా అశమంత శమంత దేవా దైవ్యాయ దేవా దైవ్యాయ దైవ్యాయ దేవా దేవా దైవ్యాయ ధర్త్రే ధర్త్రే దైవ్యాయ దేవా దేవా దైవ్యాయ ధర్త్రే దైవ్యాయ ధర్త్రే ధర్త్రే దైవ్యాయ దైవ్యాయ ధర్త్రే జోష్ట్రే జోష్ట్రే ధర్త్రే దైవ్యాయ దైవ్యాయ ధర్త్రే జోష్ట్రే ధర్త్రే జోష్ట్రే జోష్ట్రే ధర్త్రే ధర్త్రే జోష్ట్రే ఇత్ర ఇది జోష్ట్రే దేవశ్రీ శ్రీమణ శ్రీమణ దేవశ్రీర్దేవశ్రీ శ్రీమణ శతమగ శతమగ శ్రీమణ దేవశ్రీర్దేవశ్రీ శ్రీమణ శతమగ శ్రీరితి దేవ శ్రీ శ్రీమణ శతమజ శతమజ శ్రీమణ శ్రీమణ శతమజ పరిగృహ్య పరిగృహ్య శతమజ శ్రీమణ శ్రీమణ శతమజ పరిగృహ్య శ్రీమణ శ్రీమణ శతమజ పరిగృహ్య పరిగృహ్య శతమజ శతమజ పరిగృహ్య దేవా దేవా పరిగృహ్య శతమజ శతమజ పరిగృహ్య దేవాగృహ్య దేవా దేవా పరిగృహ్య పరిగృహ్య దేవా యజ్ఞం యజ్ఞం దేవా పరిగృహ్య పరిగృహ్య దేవాయజ్ఞం యజ్ఞం దేవా దేవాయజ్ఞమాయన్నాయన యజ్ఞం దేవా దేవాయజ్ఞమాయన్ నిత్యాయన్ సూర్యరశ్మి హరికేశో హరికేశ సూర్యరశ్మి సూర్యరశ్మి హరికేశ పురస్తాత్ పురస్తాత్ హరికేశ సూర్యరశ్మి సూర్యరశ్మి హరికేశ పురస్తాత్ సూర్యరశ్మిరితి సూర్యరశ్మి హరికేశ పురస్తాత్ పురస్తాత్ హరికేశో హరికేశ పురస్తాత్ సవిత సవిత పురస్తాత్ హరికేశో హరికేశ పురస్తాత్ సవిత హరికేశ ఇది హరికేశాత్ సవిత సవిత పురస్తాత్ పురస్తాత్ సవిత జ్యోతి జ్యోతి సవిత పురస్తాత్ సవిత జ్యోతి సవిత జ్యోతి జ్యోతి సవిత సవిత జ్యోతి ఋతు జ్యోతి సవిత సవిత జ్యోతి ఋతు జ్యోతి ఋతు జ్యోతి జ్యోతి హృదయాగో అయాగో జ్యోతి జ్యోతి హృదయాగో అయాగో ఉదయాగో అజస్రమజస్రమయాగో ఉదయాగో అజస్రం యాగో అజస్రమజస్రమయాగో అయాగో అజస్రం అజస్రమిత్యజస్రం అస్య భూషా భూషా తస్య తస్య భూషా ప్రసవం ప్రసవం భూషా తస్య తస్య భూషా ప్రసవం భూషా ప్రసవం ప్రసవం భూషా భూషా ప్రసమయ్యాది యాది ప్రసవం భూషా భూషా ప్రసమయ్యాది సమయ్యాది యాది ప్రసవం ప్రసమయ్యాది దేవో దేవో యాది ప్రసవం ప్రసమయ్యాది దేవ ప్రసవమితి ప్రసవం యాది దేవో దేవో యాది యాది దేవ సంపశ్యం సంపశ్యం దేవో యాది యాది దేవ సంపశ్యన్ దేవ సంపశ్యం సంపశ్యం దేవో దేవ సంపశ్యను విశ్వ విశ్వ సంపశ్యం దేవో దేవ సంపశ్యను విశ్వ సంపశ్యను విశ్వ విశ్వ సంపశ్యం సంపశ్యను విశ్వ భువనాని భువనాని విశ్వ సంపశ్యం సంపశ్యను విశ్వ భువనాని సంపశ్యన్నితి సంపశ్యన్ విశ్వ భువనాని భువనాని విశ్వ విశ్వ భువనాని గోపా గోపా భువనాని విశ్వ విశ్వ భువనాని గోపా భువనాని గోపా గోపా భువనాని భువనాని గోపా గోపా ఇది గోపా దేవా దేవేభ్యో దేవేభ్యో దేవా దేవా దేవేభ్యో అధ్వర్యంతో అధ్వర్యంతో దేవేభ్యో దేవా దేవా దేవేభ్యో అధ్వర్యంత దేవేభ్యో అధ్వర్యంతో అధ్వర్యంతో దేవేభ్యో దేవేభ్యో అధ్వర్యంతో అస్థురస్థురధ్వర్యంతో దేవేభ్యో దేవేభ్యో అధ్వర్యంతో అస్థు అధ్వర్యంతో అస్థురస్థురధ్వర్యంతో అధ్వర్యంతో అస్థుర్వేదం వేదమస్థురధ్వర్యంతో అధ్వర్యంతో అస్థుర్వేదం అస్థుర్వేదం వేదమస్థురస్థుర్వేదగుంశ మిత్రేష మిత్రే వేతమస్థురస్థుర్వేదగుంశ మిత్రే వేదగుంశ మిత్రేష మిత్రే వేతం వేతగుంశ మిత్రేష మితాశ మితాశ మిత్రే వేతం వేతగుంశ మిత్రేష మిత్రేష మితాశ మితాశ మిత్రేష మిత్రేష మితాధ్యై శమితాశ మిత్రేష మిత్రేష మితాధ్యై యజధ్యై శమితాశ మితాయజధ్యై యజధ్యై స్థురీయో యజ్ఞో యజ్ఞ స్థురీజ స్థురీజో యజ్ఞో యత్ర యత్ర యజ్ఞ స్థురీజ స్థురీజో యజ్ఞో యత్ర యజ్ఞో యత్ర యత్ర యజ్ఞో యజ్ఞో యత్ర హవ్యగో హవ్యం యత్ర యజ్ఞో యజ్ఞో యత్ర హవ్యం యత్ర హవ్యగో హవ్యం యత్ర యత్ర హవ్యమేత్యేతి హవ్యం యత్ర యత్ర హవ్యమేతి హవ్యమేత్యేతి హవ్యగో హవ్యమేతి తతస్తత ఏతి హవ్యగో హవ్యమేతి తతః ఏతి తతస్తత ఏత్యేతి తతః పావకాః పావకాస్తత ఏత్యేతి తతః పావకాః పావకాః పావకాస్తతస్తతః పావకాః ఆశిష ఆశిషః పావకాస్తతస్తతః పావకాః ఆశిషః పావకాః ఆశిష ఆశిషః పావకాః పావకాః ఆశిషో నోన ఆశిషః పావకాః పావకాః ఆశిషో నః ఆశిషో నోన ఆశిష ఆశిషో నో ద్విషందాన్ ద్విషందాన్ ఆశిషన్ ఆశిష ఆశిషో నో జుషంత ఆశిష ఇత్యాశిషుషంతాన్ నో జుషంత జుషంతమితి జుషంతేష ఏష విమానో విమాన ఏష దివో దివ ఏష విమానో విమాన ఏష దివ విమాన ఇతి విమాన ఏష దివో దివ ఏష దివో మధ్యే మధ్యే దివ ఏష దివో మధ్యే దివో మధ్యే మధ్యే దివో దివో మధ్య ఆస్త ఆస్తే మధ్యే దివో దివో మధ్య ఆస్తే ఆస్త ఆస్తే మధ్యే మధ్య ఆస్త ఆప ప్రివానాపప్రివానాస్తే మధ్యే మధ్య ఆస్త ఆప ప్రివాస్త ఆప ప్రివానాప ప్రివానాస్త ఆస్త ఆప ప్రివాన్ రోదసి రోదసి ఆప ప్రివానాస్త ఆస్త ఆప ప్రివాన్ రోదసి ప్రివాన్ రోదసి రోదసి ఆప ప్రివానాప ప్రివాన్ రోదసి అంతరిక్షం అంతరిక్షం రోదసి ఆప ప్రివానాప ప్రివాన్ రోదసి అంతరిక్షం ఆప ప్రివానిత్యాప్రివా రోదసి అంతరిక్షం అంతరిక్షం రోదసి రోదసి అంతరిక్షం రోదసి ఇది రోదసి అంతరిక్షమిత్యంతరిక్షం విశ్వాజీర్విశ్వాజీ సద విశ్వాజీరభ్యభి విశ్వాజీ సద విశ్వాజీరవి విశ్వాజీరభ్యభి విశ్వాజీర్విశ్వాజీరభిజష్టే జష్టే అభి విశ్వాజీర్విశ్వాజీరభిజష్టే అభ్యభిజష్టే ృదాజీర్భృతాజీష్టే అభ్యభిజష్టేర్భృతాజీర్భృతాజీష్టే జష్టే కృతాజీరంతరాంతరా కృతాజీష్టే జష్టే కృతాజీరంతరాజీరంతరాంతరా కృతాజీర్భృతాజీరంతరా పూర్వం పూర్వమంతరా కృతాజీర్భృతాజీరంతరా పూర్వం పూర్వం పూర్వమంతరాంతరా పూర్వమపరమపరం పూర్వమంతరాంతరా పూర్వమపరం పూర్వమపరమపరం పూర్వం పూర్వమపరం చాపరం పూర్వం పూర్వమపరం చాపరం చాపరమపరం చేతుం కేతుం చాపరమపరం చేతుం చేతుం కేతుం చేతుం కేతుమితి కేతుం ఉక్షా సముద్ర సముద్ర ఉక్షోక్షా సముద్రో అరుణో అరుణ సముద్ర ఉక్షోక్షా సముద్రో అరుణ సముద్రో అరుణో అరుణస్ సముద్ర సముద్రో అరుణస్సు వర్ణస్సు వర్ణో అరుణస్ సముద్ర సముద్రో అరుణస్సు వర్ణ అరుణస్సు వర్ణస్సు వర్ణో అరుణో అరుణస్సు వర్ణ పూర్వస్య పూర్వస్య సువర్ణో అరుణో అరుణస్సు వర్ణ పూర్వస్య పూర్వస్య పూర్వస్య సువర్ణస్సు వర్ణ పూర్వస్యోనిం పూర్వస్య సువర్ణస్సు వర్ణ పూర్వస్యోనిం సువర్ణ ఇతి సువర్ణ పూర్వస్యోనిం జోనిం పూర్వస్య పూర్వస్యోనిం విదః పితుర్యోనిం పూర్వస్య పూర్వస్యోనిం విదుః యోనిం విదః పితుర్యోనిం యోనిం విదురా పితుర్యోనిం యోనిం విదురా పితురా పితురా వివేశ వివేశ పితః పితురా వివేశ వివేశ వివేశ వివేశ మధ్యే దివో దివో మధ్యే మధ్యే దివో నిహితో నిహితో దివో మధ్యే మధ్యే దివో నిహిత నిహితో నిహితో దివో దివో నిహిత పృష్ణ పృష్ణిర్నిహితో దివో దివో నిహిత పృష్ణి నిహిత పృష్ణ పృష్ణిర్నిహితో నిహిత పృష్ణిరస్మాస్మా పృష్ణిర్నిహితో నిహిత పృష్ణిరస్మా నిహిత ఇది నిహిత పృష్ణిరస్మాస్మా పృష్ణ పృష్ణిరస్మా వివ్యస్మా పృష్ణ పృష్ణిరస్మా వివ్యస్మాస్మా విషక్రమే చక్రమే వ్యస్మాస్మామి చక్రమే చక్రమే చక్రమే వివిచక్రమే రజసో రజసశ్చక్రమే వివిచక్రమే రజస చక్రమే రజసో రజసశ్చక్రమే చక్రమే రజస పాతి పాతి రజసశ్చక్రమే చక్రమే రజస పాతి రజస పాతి పాతి రజసో రజస పాత్యం దావంతౌ పాతి రజసో రజస పాత్యంతౌ పాత్యం దావంతౌ పాతి పాత్యంతౌ మంతా విద్యంతౌ విశ్వా విశ్వా ఇంద్రమింద్రం విశ్వా అవేవృధం అవేవృధం విశ్వా ఇంద్రమింద్రం విశ్వా అవేవృధం విశ్వా అవేవృధన్ అవేవృధన్ విశ్వా విశ్వా అవేవృధన్ సముద్రవ్యత సగం సముద్రవ్యత సమవేవృధన్ విశ్వా విశ్వా అవేవృధన్ సముద్రవ్యత సమవేవృధన్ సముద్రవ్యత సగం సముద్రవ్యత సమవేవృధన్ అవేవృధన్ సముద్రవ్యత సంగిరో గిరస్ సముద్రవ్యత సమవేవృధన్ అవేవృధన్ సముద్రవ్యత సంగిర సముద్రవ్యత సంగిరో గిరస్ సముద్రవ్యత సగం సముద్రవ్యత సంగిర సముద్రవ్యత సమితి సముద్ర వ్యత సంగిర ఇది గిర రథీతమగుం రథీనాగుం రథీతమగుం రథీతమగుం రథీనాం బాజానాం బాజానాగుం రథీనాగుం రథీతమగుం రథీతమగుం రథీనాం బాజానాం రథీతం మమితి రథి తమం ధీనాం భజనం భజనగుమృధీనాగుమృధీనాం భజనగు సత్పతిగుసత్పతిం భజనగుమృధీనాగుమృధీనాం భజనగు సత్పతిం భజనగుసత్పతిగుసత్పతిం భజనాం భజనగు సత్పతిం పదిం పదిగు సత్పతిం భజనాం భజనగు సత్పతిం పదిం సంపతిం పదిం పదిగు సత్పతిగు సత్పతిం పదిం సత్పతిమితి సత్ పదిం పదిమితి పదిం సుమ్నహోర్యజ్ఞో యజ్ఞస్సుం నహో సుమ్నహోర్యజ్ఞో దేవాన్ దేవాన్ యజ్ఞస్సుం నహో సుమ్నహోర్యజ్ఞో దేవాన్ నహోరితి సుమ్నహో యజ్ఞో దేవాన్ దేవాన్ యజ్ఞో యజ్ఞో దేవాగు ఆ దేవాన్ యజ్ఞో యజ్ఞో దేవాగు ఆ దేవాగు ఆ దేవాన్ దేవాగు ఆ దేవాన్ దేవాగు ఆచ వక్షద్వక్షచ్చాచ వక్షత్ క్షోభణ క్షోభణో ఘన ఘనో యుద్ధో యుద్ధో ఘన ఘన క్షోభణ క్షోభణ క్షోభణో ప్రతిహితాభిరోర్ధ్వధన్ వా ప్రతిహితాభిరస్తాస్తా ప్రతిహితాభిరోర్ధ్వధన్ వోర్ధ్వధన్ వా ప్రతిహితాభిరస్తాభిరితి ప్రతిహితాభిస్తాస్పతే పరి పరి బృహస్పతే బృహస్పతే పరిదీయదీయ పరి బృహస్పతే బృహస్పతే పరిదీయదీయ పరి పరిదీయారథేన రథేన దీయ పరి పరిదీయారథేన రథేన దీయదీయారథేన రక్షోహారక్షోహారథేన దీయదీయారథేన రక్షోహారథేన రక్షోహారక్షోహారథేన రథేన రక్షోహామిత్రాగో అమిత్రాన్ రక్షోహారథేన రథేన రక్షోహామిత్రాన్ రక్షోహామిత్రాగో అమిత్రాన్ రక్షోహారక్షోహామిత్రాగో అపబాధమానో అపబాధమానో అమిత్రాన్ రక్షోహారక్షోహామిత్రాగో అపబాధమానః రక్షోహేతి రక్షః అమిత్రాగో అపబాధమానో అపబాధమానో అమిత్రాగో అమిత్రాగో అపబాధమానః అపబాధమాన ఇత్యపబాధమానః ప్రభంజన్ సేనా సేనా ప్రభంజన్ ప్రభంజన్ సేనా ప్రమృణ ప్రమృణ సేనా ప్రభంజన్ ప్రభంజన్ సేనా ప్రమృణ భంజన్నితి ప్రభంజన్ సేనా ప్రమృణ ప్రమృణ సేనా సేనా ప్రమృణో యుధా యుధా ప్రమృణ సేనా సేనా ప్రమృణో యుధా మృణో యుధా యుధా ప్రమృణ ప్రమృణో యుధా జయంద్రియన్ యుధా ప్రమృణ ప్రమృణో యుధా జయన్ ప్రమృణ ఇది ప్రమృణ యుధా జయంద్రియన్ యుధా యుధా జయన్నస్మాకమస్మాకం జయన్ యుధా యుధా జయన్నస్మాకం జయన్నస్మాకమస్మాకం జయంజయన్నస్మాకమేధ్యేధ్యస్మాకంజయంజయన్నస్మాకమేధి గోవిదంగోత్రభిదంగోత్రభిదంగోవిదం వజ్రవాహం వజ్రవాహం గోవిదం గోత్రభిదం గోత్రభిదం గోవిదం వజ్రవాహం గోత్రభిదమితి గోత్రభిదం గోవిదం వజ్రవాహం వజ్రవాహం గోవిదం గోవిదం వజ్రవాహం జయంతం జయంతం వజ్రవాహం గోవిదం గోవిదం వజ్రవాహం జయంతం గోవిదమితి గోవిదం వజ్రవాహం జయంతం జయంతం వజ్రవాహం వజ్రవాహం జయంతమచ్మా జయంతం వజ్రవాహం వజ్రవాహం జయంతమచ్మా వజ్రబాహుమితి వజ్రబాహుం జయంతమచ్మాజ్మజయంతం జయంతమచ్మ ప్రమృణంతం ప్రమృణంతమజ్మజయంతం జయంతమచ్మ ప్రమృణంతం అజ్మ ప్రమృణంతం ప్రమృణంతమజ్మాజ్మ ప్రమృణంతమోజసౌజసా ప్రమృణంతమజ్మాజ్మ ప్రమృణంతమోజసాంతమోజసౌజసా ప్రమృణంతం ప్రమృణంతమోజసా ప్రమృణంతమితి ప్రమృణంతం ఓజసేత్యోజసాజాతా సజాతా ఇమమిమగో సజాతా అన్మను సజాతా ఇమమిమగో సజాతా అను జాతా అన్మను సజాతా సజాత అను వీరయధ్వం వీరయధ్వమను సజాత సజాత అను వీరయధ్వం సజాత ఇది సా జాతాః వీరయధ్వం వీరయధ్వమన్వను వీరయధ్వమింద్రమింద్రం వీరయధ్వమన్వను వీరయధ్వమింద్రం వీరయధ్వమింద్రమింద్రం వీరయధ్వం వీరయధ్వమింద్రగో సఖాయ సఖాయ ఇంద్రం వీరయధ్వం వీరయధ్వమింద్రగో సఖాయ ఇంద్రగో సఖాయ సఖాయ ఇంద్రమింద్రగో సఖాయోన్వను సఖాయ ఇంద్రమింద్రగో సఖాయోను సఖాయోన్వను సఖాయ సఖాయోను సగో సమను సఖాయ సఖాయోను సమను సగో సమన్వను సగోరభద్వగోరభద్వగో సమన్వను సగోరభద్వం సగోరభద్వగోరభద్వగో సగో సగోరభద్వం రభద్వమితి రభద్వం బల విజ్ఞాయ స్థవిర స్థవిరో బల విజ్ఞాయో బల విజ్ఞాయ స్థవిర ప్రవీర ప్రవీర స్థవిరో బల విజ్ఞాయో బల విజ్ఞాయ స్థవిర ప్రవీర బల విజ్ఞాయ ఇది బల విజ్ఞాయ స్థవిర ప్రవీర ప్రవీర స్థవిర స్థవిర ప్రవీర సహస్వాన్ సహస్వాన్ ప్రవీర స్థవిర స్థవిర ప్రవీర సహస్వాన్ ప్రవీర సహస్వాన్ సహస్వాన్ ప్రవీర ప్రవీర సహస్వాన్ వాజీ వాజీ సహస్వాన్ ప్రవీర ప్రవీర సహస్వాన్ వాజీ ప్రవీర ఇది ప్రవీర సహస్వాన్ వాజీ వాజీ సహస్వాన్ సహస్వాన్ వాజీ సహమాన సహమాన వాజీ సహస్వాన్ సహస్వాన్ వాజీ సహమాన వాజీ సహమాన సహమాన వాజీ వాజీ సహమాన ఉగ్ర ఉగ్ర సహమాన వాజీ వాజీ సహమాన ఉగ్ర సహమాన ఉగ్ర ఉగ్ర సహమాన హమాన స్వహమాన ఉగ్రహ ఉగ్రైత్యుగ్రహీరో అభిధత్వాభిధత్వాభివీరో అభివీరో అభిధత్వా సహోజా సహోజా అభిధత్వాభివీరో అభివీరో అభిధత్వా సహోజాభిధత్వా సహోజా సహోజా అభిధత్వాభిధత్తా సహోజా జైత్రం జైత్రగుణ సహోజా అభిధత్వాభిధత్తా సహోజా జైత్రం అభిసత్వేత్యభి సత్వా జైత్రం జైత్రగుణ సహోజా సహోజా జైత్రమింద్రేంద్ర జైత్రగుణ సహోజా సహోజా జైత్రమింద్రా సహోజా ఇది సహ జా జైత్రమింద్రేంద్ర జైత్రం జైత్రమింద్రరథగోరథమింద్ర జైత్రం జైత్రమింద్రరథం ఇంద్రరథగోరథమింద్రేంద్రరథమారథమింద్రేంద్రరథమారథగోరథమాతిష్ట తిష్టారథగోరథమాతిష్టతిష్టతిష్ట గోవిత్ గోవిత్తిష్టాతిష్ట గోవిత్ గోవిత్ గోవిత్తిష్టతిష్ట గోవిత్ గోవిదితి గోవిత్ గోత్రాణి గోత్రాణ్యభ్యపి గోత్రాణి సహసా సహసా గోత్రాణ్యభ్యపి గోత్రాణి సహసా గోత్రాణి సహసా సహసా గోత్రాణి గోత్రాణి సహసా గాహమానో గాహమాన సహసా గోత్రాణి గోత్రాణి సహసా గాహమాన సహసా గాహమానో గాహమాన సహసా సహసా గాహమానో దాయో అదాయో గాహమాన సహసా సహసా గాహమానో దాయ గాహమానో దాయో అదాయో గాహమానో గాహమానో దాయో వీరో వీరో అదాయో గాహమానో గాహమానో దాయో వీర దాయో వీరో వీరో అదాయో అదాయో వీరశతమన్య శతమన్యర్వీరో అదాయో అదాయో వీరశతమన్యో వీరశతమన్య శతమన్యర్వీరో వీరశతమన్యరింద్ర ఇంద్ర శతమన్యర్వీరో వీరశతమన్యరింద్ర శతమన్యరింద్ర ఇంద్ర శతమన్య శతమన్యరింద్ర శతమన్యురితి శతమన్యో ఇంద్ర ఇది ఇంద్ర దుశ్య వనఃప్రద నాషాట్ ప్రద నాషాట్ దుశ్య వనో దుశ్య వనఃప్రద నాషాడ యుధ్యో యుధ్య ప్రద నాషాట్ దుశ్య వనో దుశ్య వనఃప్రద నాషాడ యుధ్య శ్యవన ఇది దుహోవన నాషాడ యుధ్యో యుధ్య ప్రద నాషాట్ ప్రద నాషాడ యుధ్యో అస్మాకమస్మాకమ యుధ్య ప్రద నాషాట్ ప్రద నాషాడ యుధ్యో అస్మాకం యుధ్యోస్మాకమస్మాకమ యుధ్యో యుధ్యోస్మాకగుంసేనాస్మాకమస్మాకగుంసేనా అవత్వవదు సేనా అస్మాకమస్మాకగుంసేనా అవతు సేనా అవత్వవదు సేనాస్సేనా అవదు ప్రప్రావదు సేనాస్సేనా అవదు ప్రావదు ప్రప్రావత్వవదు ప్రయుత్సు యుత్సు ప్రావత్వవదు ప్రయుత్సు యుత్సు యుత్సు ప్రప్రయుత్సు యుస్విటి యుతు ఇంద్ర ఆసామా సామింద్ర ఇంద్ర ఆసాన్ నేత నేత సామింద్ర ఇంద్ర ఆసాన్ నేత ఆసాన్ నేత నేత సామాసాన్ నేత బృహస్పతిర్ బృహస్పతిర్ నేత సామాసాన్ నేత బృహస్పతి నేత బృహస్పతిర్ బృహస్పతిర్ నేత నేత బృహస్పతిర్ దక్షిణ దక్షిణ బృహస్పతిర్ నేత నేత బృహస్పతిర్ దక్షిణ బృహస్పతిర్ దక్షిణ దక్షిణ బృహస్పతిర్ బృహస్పతిర్ దక్షిణ యజ్ఞో యజ్ఞో దక్షిణ బృహస్పతిర్ బృహస్పతిర్ దక్షిణ యజ్ఞ దక్షిణ యజ్ఞో యజ్ఞో దక్షిణ దక్షిణ యజ్ఞ పుర పురో యజ్ఞో దక్షిణ దక్షిణ యజ్ఞ పుర యజ్ఞ పుర పురో యజ్ఞో యజ్ఞ పుర ఏద్వేదు పురో యజ్ఞో యజ్ఞ పుర ఏదు ఏద్వేదు పుర పుర ఏదు సోమ సోమ ఏదు పుర పుర ఏదు సోమ ఏదు సోమ సోమ ఏద్వేదు సోమ సోమ ఇది సోమ దేవసేనామభిభంజతీనామభిభంజతీనాం దేవసేనానాం దేవసేనామభిభంజతీనాం జయంతీనాం జయంతీనామభిభంజతీనాం దేవసేనానాం దేవసేనామభిభంజతీనాం జయంతీనా దేవసేనామితి దేవ సేనానాభిభంజతీనాం జయంతీనాం జయంతీనామభిభంజతీనామభిభంజతీనాం జయంతీనాం మరుతో మరుతో జయంతీనామభిభంజతీనామభిభంజతీనాం జయంతీనాం మరుత భంజతీనామిత్యభి భంజతీనా జయంతీనాం మరుతో మరుతో జయంతీనాం జయంతీనాం మరుతో యంతు యంతు మరుతో జయంతీనాం జయంతీనాం మరుతో యంతు మరుతో యంతు యంతు మరుతో మరుతో యంత్రగ్రే అగ్రే యంతు మరుతో మరుతో యంత్రగ్రే యంత్రగ్రే అగ్రే యంతు యంత్రగ్రే అగ్ర ఇత్యగ్రే ఇంద్రస్య వృష్ణో వృష్ణ ఇంద్రస్యేంద్రస్య వృష్ణో వరుణస్య వరుణస్య వృష్ణ ఇంద్రస్యేంద్రస్య వృష్ణో వరుణస్య వరుణస్య వరుణస్య వృష్ణ వృష్ణ వరుణస్య రాజ్ఞో రాజ్ఞో వరుణస్య వృష్ణ వృష్ణ వరుణస్య రాజ్ఞ వరుణస్య రాజ్ఞో రాజ్ఞో వరుణస్య వరుణస్య రాజ్ఞ ఆదిత్యానామాదిత్యానాగో రాజ్ఞో వరుణస్య వరుణస్య రాజ్ఞ ఆదిత్యానామాదిత్యానాగో రాజ్ఞో రాజ్ఞ ఆదిత్యానా మరుత మరుతమాదిత్యానాగో రాజ్ఞో రాజ్ఞ ఆదిత్య ఆదిత్యానాం మరుతాం మరుతామాదిత్యానామాదిత్యానాం మరుతాగుం శర్ధశర్ధో మరుతామాదిత్యానామాదిత్యానాం మరుతాగుం శర్ధశర్ధో మరుతాం మరుతాగుం శర్ధ ఉగ్రముగ్రగుం శర్ధో మరుతాం మరుతాగుం శర్ధ ఉగ్రం శర్ధ ఉగ్రముగ్రగుం శర్ధ శర్ధ ఉగ్రం ఉగ్రమిత్యుగ్రం మహామనసాం భువనక్ష్యవానాం భువనక్ష్యవానాం మహామనసాం భువనక్ష్యవానాం ఘోషో ఘోషో భువనక్ష్యవానాం మహామనసాం భువనక్ష్యవానాం ఘోషః మహామనసామితి మహామనసా భువనక్ష్యవానాం ఘోషో ఘోషో భువనక్ష్యవానాం భువనక్ష్యవానాం ఘోషో దేవానాం దేవానాం ఘోషో భువనక్ష్యవానాం భువనక్ష్యవానాం ఘోషో దేవానాం భువనక్ష్యవానామితి భువనక్ష్యవానాం ఘోషో దేవానాం దేవానాం ఘోషో ఘోషో దేవానాం చేతాం చేతాం దేవానాం ఘోషో ఘోషో దేవానాం చేతాం దేవానాం చేతాం చేతాం దేవానాం దేవానాం చేతాముదుచ్చేతాం దేవానాం దేవానాం చేతాముత్ చేతాముదుచ్చేతాం చేతాముదస్థాదస్థాదుచ్చేతాం చేతాముదస్థాదుస్థాదుదస్థాస్థాదిత్యస్థాస్మాకమింద్ర ఇంద్రోస్మాకమస్మాకమింద్ర స్మృతేషు స్మృతేష్వింద్రోస్మాకమస్మాకమింద్ర స్మృతేషు ఇంద్ర స్మృతేషు స్మృతేష్ంద్ర ఇంద్ర స్మృతేషు ధ్వజేషు ధ్వజేషు స్మృతేష్ంద్ర ఇంద్ర స్మృతేషు ధ్వజేషు స్మృతేషు ధ్వజేషు ధ్వజేషు స్మృతేషు స్మృతేషు ధ్వజేష్మస్మాకమస్మాకం ధ్వజేషు స్మృతేషు స్మృతేషు ధ్వజేష్మస్మాకం స్మృతేష్వితి సంప్రతేషు ధ్వజేష్మస్మాకమస్మాకం ధ్వజేషు ధ్వజేష్మస్మాకయ్యా అస్మాకం ధ్వజేషు ధ్వజేష్మస్మాకయ్యా అస్మాకమస్మాకయ్యా ఇషవ ఇషవోయా అస్మాకమస్మాకయ్యా ఇషవః ఇషవ ఇషవోయా ఇషవస్తాస్తా ఇషవోయా ఇషవస్తా ఇషవస్తాస్తా ఇషవ ఇషవస్తా జయంతు జయంతుతా ఇషవ ఇషవస్తా జయంతు జయంతు జయంతుతాస్తాదయంతు జయంత్వితి జయంతు అస్మాకం వీరా వీరా అస్మాకమస్మాకం వీరా ఉత్తర ఉత్తరే వీరా అస్మాకమస్మాకం వీరా ఉత్తరే వీరా ఉత్తర ఉత్తరే వీరా వీరా ఉత్తరే భవంతు భవంతు ఉత్తరే వీరా వీరా ఉత్తరే భవంతు ఉత్తరే భవంతు భవంతు ఉత్తర ఉత్తరే భవంతు అస్మానస్మాన్ భవంతు ఉత్తర ఉత్తరే భవంతు అస్మాన్ ఉత్తర ఇత్యోత్తరే అస్మానస్మాన్ భవంతు భవంతు అస్మాను అస్మాన్ భవంతు భవంతు అస్మాను అస్మాను ఉభస్మానస్మాను దేవా దేవా ఉభస్మానస్మాను దేవా దేవా దేవా ఉభు దేవా అవతావత దేవా ఉభు దేవా అవతావత దేవా దేవా అవతాహవేషు హవేష్వత దేవా దేవా అవతాహవేషు హవేషు హవేష్వతావతాహవేషు హవేష్విది హవేషు హర్షయ హర్షయోరుద్ధర్షయ మఘవన్ మఘవను హర్షయోరుద్ధర్షయ మఘవన్ హర్షయ మఘవన్ మఘవను హర్షయ హర్షయ మఘవన్నాయుధాన్యాయుధాని మఘవను హర్షయ హర్షయ మఘవన్నాయుధాని మఘవన్నాయుధాన్యాయుధాని మఘవన్ మఘవన్నాయుధాన్యుదాయుధాని మఘవన్ మఘవన్నాయుధాన్యుత్ మఘవన్నితి మఘవన్న ఆయుధాన్యుదాయుధాన్యాయుధాన్యుత్ సత్వనాగో సత్వనాముదాయుధాన్యాయుధాన్యుత్ సత్వనాగో సత్వనాముదుత్ సత్వనాం మామకానాం మామకానాగో సత్వనాముదుత్ సత్వనాం మామకానాం సత్వనాం మామకానాం మామకానాగో సత్వనాగో సత్వనాం మామకానాం మహాగుంసి మహాగుంసి మామకానాగో సత్వనాగో సత్వనాం మామకానాం మహాగుంసి మామకానాం మహాగుంసి మహాగుంసి మామకానాం మామకానాం మహాగుంసి మహాగుంసీతి మహాగుంసి వృత్రహన్ వృత్రహన్నుదృత్రహను వాజినాం వాజినాం వృత్రహన్నుదృత్రహను వాజినాం హను వాజినాం వాజినాం వృత్రహన్ వృత్రహను వాజినాం వాజినాని వాజినాని వాజినాం వృత్రహన్ వృత్రహను వాజినాం వాజినాని వృత్రహన్నితి వృత్రహన్ను వాజినాం వాజినాని వాజినాని వాజినాం వాజినాం వాజినాన్యుదుద్వాజినాని వాజినాం వాజినాం వాజినాన్యుత్ వాజినాన్యుదుద్వాజినాని వాజినాన్యుద్రథానాగో రథానాముద్వాజినాని వాజినాన్యుద్రథానాగోరథానాముద్రథానాంజయతాంజయతాగోరథానాముద్రథానాంజయతాంజయతాంజయతాంజయతాంజయతాంజయతాంజయతాంజయతాంజయతాంజయతామేతు ఘోషో ఘోష ఏతు జయతాంజయతామేతు ఘోషో ఘోష ఏతు ఘోష ఘోష ఇది ఘోషప్రక్రోపో బప్రేతే తప్రోపో బప్రేత ప్రేతే తప్రప్రేత జయత జయతే తప్రప్రేత జయత జయత జయతే తే తజయతా నరో నరో జయతే తే తజయతా నర జయతా నరో నరో జయత జయతా నర స్థిరా స్థిరా నరో జయత జయతా నర స్థిరా నర స్థిరా స్థిరా నరో నర స్థిరా వోవ స్థిరా నరో నర స్థిరా వహ వోవ స్థిరా స్థిరా వస్సంతు సంతు స్థిరా స్థిరా వస్సంతు వస్సంతు సంతు వో వస్సంతు బాహవో బాహవ సంతు వో వస్సంతు బాహవ బాహవో బాహవ సంతు సంతు బాహవ బాహవ ఇది బాహవ ఇంద్రో వో వ ఇంద్ర ఇంద్రో వశర్మ శర్మ వ ఇంద్ర ఇంద్రో వశర్మ వశర్మ శర్మ వో వశర్మ యచ్చదు యచ్చదు శర్మ వో వశర్మ యచ్చదు శర్మ యచ్చదు యచ్చదు శర్మ శర్మ యచ్చత్వనా దృశ్యా అనాదృశ్యా యచ్చదు శర్మ శర్మ యచ్చత్వనా దృశ్యా యచ్చత్వనా దృశ్యా అనాదృశ్యా యచ్చదు యచ్చత్వనా దృశ్యా యథా యథా నాదృశ్యా యచ్చదు యచ్చత్వనా దృశ్యా యథా నాదృశ్యా యథా యథా నాదృశ్యా అనాదృశ్యా యథా సథా సథ యథా నాదృశ్యా అనాదృశ్యా యథా సథా అనాదృశ్యా ఇత్యనా దృశ్యా సథా సథ యథా యథా సథా అసథేత్యసథ పరాపరావ దృష్టావ దృష్టాపరాపదపరాప దృష్టావ దృష్టాపరాపద అవ సృష్టేత్యవ సృష్టా పరాపదపదపరాపరాపద శరవ్యే శరవ్యే పదపరాపరాపద శరవ్యే శరవ్యే శరవ్యే పదపద శరవ్యే బ్రహ్మ సఘోషిత బ్రహ్మ సఘోషిత శరవ్యే పదపద శరవ్యే బ్రహ్మ సఘోషిత శరవ్యే బ్రహ్మ సఘోషిత బ్రహ్మ సఘోషిత శరవ్యే శరవ్యే బ్రహ్మ సఘోషిత బ్రహ్మ సఘోషితే బ్రహ్మ సఘోషిత గచ్చామిత్రాన్ మిత్రాన్ గచ్చ గచ్చామిత్రాన్ ప్రప్రామిత్రాన్ గచ్చ గచ్చామిత్రాన్ ప్రామిత్రాన్ ప్రప్రామిత్రాన్ మిత్రాన్ ప్రవిశ విష ప్రామిత్రాన్ మిత్రాన్ ప్రవిశ విష విష ప్రవిశ మామా విష ప్రవిశ విష మామా విష విషమైషా మేషాం మా విష విషమైషామేషాం మామేషాం కంకమేషాం మామేషాంకం ఏషాం కంకమేషామేషాం కంచన కనకమేషామేషాం కంచన చన చనకం కంచనోదుచ్చన కంకం చనో చనోదుచ్చన చనోచ్ఛిషిష ఉచ్చన చనోచ్ఛిషిష ఉదుచ్ఛిష ఇది శిష తే మర్మాణి మర్మాణి తే వర్మభిర్వర్మభిస్తే మర్మాణి మర్మాణి తే వర్మభిః తే వర్మభిర్వర్మభిస్తే తే వర్మభిశ్చాదయామి ఛాదయామి వర్మభిస్తే తే వర్మభిశ్చాదయామి వర్మభిశ్చాదయామి ఛాదయామి వర్మభిర్వర్మభిశ్చాదయామి సోమ సోమశ్చాదయామి వర్మభిర్వర్మభిశ్చాదయామి సోమ వర్మభిరితి వర్మభిః ఛాదయామి సోమ సోమశ్చాదయామి ఛాదయామి సోమస్త్వా సోమశ్చాదయామి ఛాదయామి సోమస్త్వా సోమస్వా సోమ సోమస్వా రాజా రాజా త్వా సోమ సోమస్వా రాజా రాజా రాజా త్వామృతేనామృతేన రాజా త్వామృతేన రాజామృతేనామృతేన రాజా రాజామృతేనాభ్యా అభ్యమృతేన రాజా రాజామృతేనాభి అమృతేనాభ్యా అభ్యమృతేనామృతేనాభివస్తాం వస్తామభ్యమృతేనామృతేనాభివస్తాం వస్తామభ్యభివస్త అస్వస్తు దేవరి భోవరి వస్తే అస్తు అస్వస్తు అస్తు జయంతం జయంతమస్తు అస్తు జయంతం అస్తు జయం వంజయంతమస్వస్తు జయంతం త్వాం త్వాం జయంతమస్వస్తు జయంతం త్వాం సంపదంతి సంపదంతి బాణాయత్ర బాణా సంపదంతి సంపదంతి కుమారా కుమారా సంపదంతి సంపదంతి కుమారా విశిఖా విశిఖా కుమారా సంపదంతి సంపదంతి కుమారా విశిఖా కుమారా విశిఖా విశిఖా కుమారా కుమారా విశిఖా ఇవేవ విశిఖా కుమారా కుమారా విశిఖా ఇవ విశిఖా ఇవేవ విశిఖా విశిఖా ఇవ శిఖా ఇది వీక్షిఖా ఇంద్రో నో న ఇంద్ర ఇంద్రో నస్తత్ర తత్ర న ఇంద్ర ఇంద్రో నస్తత్ర వృత్ర వృత్ర వృత్ర వృత్ర తత్ర వృత్ర విశ్వాహ విశ్వాహ వృత్ర తత్ర తత్ర వృత్ర విశ్వాహ విశ్వాహ విశ్వాహ వృత్ర వృత్ర విశ్వాహ శర్మ శర్మ విశ్వాహ వృత్ర వృత్ర విశ్వాహ శర్మ వృత్ర హేతి వృత్ర శర్మ శర్మ విశ్వాహ విశ్వాహ శర్మ యచ్చదు యచ్చదు శర్మ విశ్వాహ విశ్వాహ శర్మ యచ్చదు విశ్వాహేతి విశ్వాహ యచ్చదు యచ్చదు శర్మ శర్మ యచ్చదు యచ్చత్విది యచ్చదు మన్మన ప్రాచీం రాజీమన ప్రదిశం ప్రదిశమన ప్రాచీం రాజీమన ప్రదిశం అను ప్రదిశం ప్రదిశమన్మను ప్రదిశం ప్రదిశమన్మను ప్రదిశం ప్రదిశం ప్రదిశం ప్రదిశం ప్రేహి ప్రదిశం ప్రదిశం ప్రేహి ప్రదిశమితి ప్రదిశం ప్రేహి విద్వాన్ విద్వాని ప్రేహి విద్వాన్ విద్వాన్ విద్వాని విద్వానగ్నేరగ్నేర్విద్వాని విద్వానగ్నే విద్వానగ్నేరగ్నేర్విద్వాన్ విద్వానగ్నేరగ్నే అగ్నే అగ్నేర్విద్వాన్ విద్వానగ్నేరగ్నే అగ్నే అగ్నే అగ్నే రగ్నే రగ్నే పురో అగ్ని పురో అగ్ని అగ్నే అగ్నే రగ్నే రగ్నే పురో అగ్ని పురో అగ్ని పురో అగ్ని రగ్నే అగ్నే పురో అగ్నిర్భవ భవ పురో అగ్నిరగ్నే అగ్నే పురో అగ్నిర్భవ పురో అగ్నిర్భవ భవ పురో అగ్ని పురో అగ్నిర్భవే హేహ భవ పురో అగ్ని పురో అగ్నిర్భవే అగ్నిరితి పుర అగ్ని హేహ భవ భవే విశ్వా ఆశా ఆశా విశ్వా విశ్వా ఆశాదీ ద్యానో దీద్యాన ఆశా విశ్వా విశ్వా ఆశాదీద్యాన ఆశాదీద్యానో దీద్యాన ఆశా ఆశాదీద్యానో వివిదీద్యాన ఆశా ఆశాదీద్యానో వీద్యానో వివిదీద్యానో దీద్యానో విభాహి భాహి విదీద్యానో దీద్యానో విభాహి విభాహి భాహి విభాహ్యోర్జమూర్జం భాహి విభాహ్యోర్జం భాహ్యోర్జమోర్జం భాహి భాహ్యోర్జన్నో న ఊర్జం భాహి భాహ్యోర్జన్న ఊర్జన్నో న ఊర్జమూర్జన్నో దేహి న ఊర్జమూర్జన్ నో దేహి నో దేహి దేహి నో నో దేహి ద్విపదే ద్విపదే దేహి నో నో దేహి ద్విపదే ద్విపదే దేహి ద్విపదే చతుష్పదే చతుష్పదే ద్విపదే దేహి ద్విపదే చతుష్పదే చతుష్పదే చతుష్పదే ద్విపదే ద్విపదే చతుష్పదే ద్విపద ఇది ద్విపదే చతుష్పద ఇది చతుః పదే క్రమధ్వంక్రమధ్వమగ్ని నానాకన్నాకమగ్ని నాక్రమధ్వంక్రమధ్వమగ్ని నానాకం అగ్ని నానాకన్నాకమగ్ని నాగ్ని నానాకముఖ్యముఖ్యన్నాకమగ్ని నాగ్ని నానాకముఖ్యం ముఖ్యముఖ్యన్నాకన్నాకముఖ్యగుంహస్తేషు బిభ్రతో బిభ్రతో హస్తేషుముఖ్యగుంహస్తేషు బిభ్రత ఇది బిభ్రత పృష్టం పృష్టం దివో దివః పృష్టగోసువస్సువ పృష్టం దివో దివః పృష్టగోసువ పృష్టగోసువస్సువ పృష్టం పృష్టగోసువర్గత్వా గత్వాసువ పృష్టం పృష్టగోసువర్గత్వా వర్గత్వా గత్వాసు వస్తువర్గత్వా మిశ్రా మిశ్రా గత్వాసు వస్తువర్గత్వా మిశ్రా గత్వా మిశ్రా మిశ్రా గత్వా గత్వా మిశ్రా దేవేభిర్దేవేభిర్మిశ్రా గత్వా గత్వా మిశ్రా దేవేభి మిశ్రా దేవేభిర్దేవేభిర్మిశ్రా మిశ్రా దేవేభిరాధ్వమాధ్వం దేవేభిర్మిశ్రా మిశ్రా దేవేభిరాధ్వం దేవేభిరాధ్వమాధ్వం దేవేభిర్దేవేభిరాధ్వం ఆధ్వమిత్యాధ్వం పృథివ్యా అహమహం పృథివ్యాః పృథివ్యా అహముదురహం పృథివ్యాః పృథివ్యా అహముద్ అంతరిక్షాద్యమన్వివమంతరిక్షాదంతరిక్షాద్యవమాదివమంతరిక్షాదంతరిక్షాద్యవమాదివమంతరిక్షాదంతరిక్షాదరుహమరుహమంతరిక్షాద్యవమాదివమంతరిక్షాదంతరిక్షాద్యవమాదివమంతరిక్షాదంతరిక్షాద్యవమాదివమంతరిక్షాదంతరిక్షాద్యవమాదివమంతరిక్షాదంతరిక్షాద్యవమాదివమంతరిక్షాదంతరిక్షాద్యవమాదివమంతరిక్షాదంతరిక్షాద్యవమాదివమంతరిక్షాదంతరిక్షాద్యవమాదివమంతరిక్షాదంతరిక్షాద్యవమాదివమంతరిక్షాదంతరిక్షాద్యవమాదివమంతరిక్షాదంతరిక్షాద్యవమాదివమంతరిక్

అగ్నిం దేవా దేవా అగ్నిం ధారయన్ ధారయన్ అగ్నిం దేవా దేవా అగ్నిం ధారయన్ అగ్నిం ధారయన్ ధారయన్ అగ్నిమగ్నిం ధారయన్ ద్రవిణోదా ద్రవిణోదా ధారయన్ అగ్నిమగ్నిం ధారయన్ ద్రవిణోదా ధారయన్ ద్రవిణోదా ద్రవిణోదా ధారయన్ ధారయన్ ద్రవిణోదా ఇతి ద్రవిణ సహస్రాక్ష సహస్రాక్షాగ్నే సహస్రాక్షతమూర్ధం శతమూర్ధం సహస్రాక్షాగ్నే సహస్రాక్షతమూర్ధం సహస్రాక్షతమూర్ధం శతమూర్ధం సహస్రాక్ష సహస్రాక్షతమూర్ధం శతకం శతకం శతమూర్ధం సహస్రాక్ష సహస్రాక్షతమూర్ధం శతం సహస్రాక్షేతి సహస్రాక్షమూర్ధం శతకం శతకం శతమూర్ధం శతమూర్ధం శతంతే శతకం శతమూర్ధం శతమూర్ధం శతంతే శతమూర్ధన్నితి శత మూర్ధన్ శతంతే శతకం శతంతే ప్రాణాః ప్రాణాస్తే శతకం శతంతే ప్రాణాః ప్రాణాః ప్రాణాస్తే తే ప్రాణాః సహస్రకం సహస్రం ప్రాణాస్తే తే ప్రాణాః సహస్రం ప్రాణాః సహస్రకం సహస్రం ప్రాణాః ప్రాణాః సహస్రమపానా అపానాః సహస్రం ప్రాణాః ప్రాణాః సహస్రమపానాః ప్రాణా ఇది ప్రాణాః అపానా అపానాః సహస్రకం సహస్రమపానాః అపానా ఇత్యపానాః సహస్రస్య త్వంతకం సహస్రస్య రాజో రాజస్సహస్రస్య త్వంతకం సహస్రస్య రాజః సహస్రస్య రాజో రాజస్సహస్రస్య సహస్రస్య రాజ ఈశిష ఈశిషే రాజస్సహస్రస్య సహస్రస్య రాజ ఈశిషే రాజ ఈశిష ఈశిషే రాజో రాజ ఈశిషే తస్మై తస్మా ఈశిషే రాజో రాజ ఈశిషే తస్మై ఈశిషే తస్మై తస్మా ఈశిష ఈశిషే తస్మై తే తే తస్మా ఈశిష ఈశిషే తస్మై తే తస్మై తే తే తస్మై తస్మై తే విధేమ విధేమ తే తస్మై తస్మై తే విధేమ తే విధేమ విధేమ తే తే విధేమ వాజాయ వాజాయ విధేమ తే తే విధేమ వాజాయ వాజాయ వాజాయ విధేమ విధేమ వాజాయ స్వాహా స్వాహా వాజాయ విధేమ విధేమ వాజాయ స్వాహా వాజాయ స్వాహా స్వాహా వాజాయ వాజాయ స్వాహేతి స్వాహా స్వర్ణోస్సి సువర్ణస్సు వర్ణోది గరుత్మాన్ గరుత్మాన సువర్ణస్సు వర్ణోది గరుత్మానో వర్ణ ఇది సువర్ణః గరుత్మాన్ గరుత్మానస్యది గరుత్మాన్ పృథివ్యాం పృథివ్యాం గరుత్మానస్యది గరుత్మాన్ పృథివ్యాన్ పృథివ్యాం పృథివ్యాం గరుత్మాన్ గరుత్మాన్ పృథివ్యాగోసీదసీద పృథివ్యాం గరుత్మాన్ గరుత్మాన్ పృథివ్యాగోసీద పృథివ్యాగోసీదసీద పృథివ్యాం పృథివ్యాగోసీద పృష్ఠే పృష్ఠే సీద పృథివ్యాం పృథివ్యాగోసీద పృష్ఠే పృష్ఠే పృష్ఠే సీద సీద పృష్ఠే పృథివ్యా పృథివ్యా పృష్ఠే సీద సీద పృష్ఠే పృథివ్యా పృష్ఠే పృథివ్యా పృథివ్యా పృష్ఠే పృష్ఠే పృథివ్యా సీద సీద పృథివ్యా పృష్ఠే పృష్ఠే పృథివ్యా సీద సీద సీద పృథివ్యా పృథివ్యా సీద భాసా భాసా సీద పృథివ్యా పృథివ్యా సీద భాసా సీద భాసా భాసా సీద సీద భాసాంతరిక్షమంతరిక్షం భాసా సీద సీద భాసాంతరిక్షం భాసాంతరిక్షమంతరిక్షం భాసా భాసాంతరిక్షమాంతరిక్షం భాసా భాసాంతరిక్షమా అంతరిక్షమాంతరిక్షమంతరిక్షమా పృణ పృణాంతరిక్షమంతరిక్షమా పృణ పృణ పృణ పృణ జ్యోతిష జ్యోతిష పృణ పృణ జ్యోతిష జ్యోతిష జ్యోతిష పృణ పృణ జ్యోతిష దివం దివం జ్యోతిష పృణ పృణ జ్యోతిష దివం జ్యోతిష దివం దివం జ్యోతిష జ్యోతిష దివముదివం జ్యోతిష జ్యోతిష దివముత్ దివముదివం దివముత్త భానస్త భానోద్యవం దివముత్త భాన భానస్త భానోదుత్త భాన తేజస తేజసాస్త భానోదుత్త భాన తేజస భాన తేజస తేజసాస్త భానస్త భాన తేజస దిశో దిశస్తేజసాస్త భానస్త భాన తేజస దిశ తేజస దిశో దిశస్తేజస తేజస దిశ ఉదుద్దిశస్తేజస తేజస దిశ ఉత్ దిశ ఉదుద్దిశో దిశ ఉద్రగోహ ద్రుగోహోద్దిశో దిశ ఉద్రగోహ ద్రుగోహేతి ద్రుగోహ ఆయుష్పానస్సు ప్రతీక సుప్రతీక ఆయుష్పాన ఆయుష్పానస్సు ప్రతీక ప్రస్తాత్ ప్రస్తాత్ సుప్రతీక ఆయుష్పాన ఆయుష్పానస్సు ప్రతీక ప్రస్తాత్ ఆయుష్పాన ఇత్యా జుఫ్వాన ప్రతీక పురస్తాత్ పురస్తాత్ సుప్రతీక సుప్రతీక పురస్తాదగ్నే పురస్తాత్ సుప్రతీక సుప్రతీక పురస్తాదగ్నే సుప్రతీక ఇది సుప్రతీక పురస్తాదగ్నే పురస్తాత్ పురస్తాదగ్నే స్వామగ్నే పురస్తాత్ పురస్తాదగ్నే స్వాగుస్వామగ్నే చిత్రామా చిత్రామాహమహమా చిత్రాం చిత్రామాహం ఆహమహమాహం వృణ వృణే వృణేహమాహం వృణే వృణే వృణేహమహం వృణే సుమతిగో సుమతిం వృణేహమహం వృణే సుమతిం వృణే సుమతిగో సుమతిం వృణే వృణే సుమతిం విశ్వజన్యాం విశ్వజన్యాగో సుమతిం వృణే వృణే సుమతిం విశ్వజన్యాం విశ్వజన్యాం విశ్వజన్యాగో సుమతిగో సుమతిం విశ్వజన్యా సుమతిమితి సోమతిం విశ్వజన్యామితి విశ్వజన్యామస్యాస్యజాయ్యామస్య కణ్వః కణ్వో అస్యజాయ్యామస్య కణ్వః కణ్వో అదుహదదు హత్కణ్వో కణ్వో అదుహత్ ప్రపీణాం ప్రపీణామదు హత్కణ్వః కణ్వో అదుహత్ ప్రపీణాం ప్రపీణాం ప్రపీణామదు హదదు హత్ప్రపీణాగో సహస్రధారాగో సహస్రధానాం ప్రపీణామదు హదదు హత్ప్రపీణాగో సహస్రధారా ప్రపీణాగో సహస్రధారాగో సహస్రధారాం ప్రపీణాం ప్రపీణాగో సహస్రధారాం పయసా పయసా సహస్రధారాం ప్రపీణాం ప్రపీణాగో సహస్రధారాం పయసా సహస్రధారాం పయసా పయసా సహస్రధారాగో సహస్రధారాం పయసా మహీం మహీం పయసా సహస్రధారాగో సహస్రధారాం పయసా మహీంధారామితి సహస్రధారా పయసా మహీం మహీం పయసా పయసా మహీంగాంగాం మహీం పయసా పయసా మహీంగాంగాంగాం మహీం మహీంగామితి సప్తదే సప్త సప్తతే అగ్నేగ్నే సప్త సప్తతే అగ్నే అగ్నేగ్నే అగ్నే సమిధ సమిధో అగ్నే అగ్నే సమిధ సమిధ సమిధో అగ్నేగ్నే సమిధ సప్త సప్త సమిధో అగ్నేగ్నే సమిధ సప్త సమిధ సప్త సప్త సమిధ సమిధ సప్త జిహ్వా జిహ్వా సప్త సమిధ సమిధ సప్త జిహ్వా సమిధ ఇది సంవిధ సప్త జిహ్వా జిహ్వా సప్త సప్త జిహ్వా సప్త సప్త జిహ్వా సప్త సప్త జిహ్వా సప్త జిహ్వా సప్త సప్త జిహ్వా జిహ్వా సప్త ఋషయ సప్త జిహ్వా జిహ్వా సప్త ఋషయ సప్త ఋషయ ఋషయ సప్త సప్త ఋషయ సప్త సప్త ఋషయ సప్త సప్త ఋషయ సప్త సప్త సప్త ఋషయ ఋషయ సప్త ధామ ధామ సప్త ఋషయ ఋషయ సప్త ధామ సప్త ధామ ధామ సప్త సప్త ధామ ప్రియాణి ప్రియాణి ధామ సప్త సప్త ధామ ప్రియాణి ధామ ప్రియాణి ప్రియాణి ధామ ధామ ప్రియాణి ప్రియాణీది ప్రియాణి హోత్రాహోత్ర సప్త సప్త హోత్ర సప్తధ సప్తధా హోత్ర సప్త సప్త హోత్ర సప్తధా హోత్ర సప్తధ సప్తధ హోత్ర హోత్ర సప్తధ త్వా సప్తధ హోత్ర హోత్ర సప్తధ సప్తధ సప్తధ యజంతి యజంతి సప్తధ సప్తధ యజంతి సప్తధేతి సప్తధా యజంతి యజంతి యజంతి సప్త సప్త యజంతి యజంతి సప్త యజంతి సప్త సప్త యజంతి యజంతి సప్తయోనిర్యోని సప్త యజంతి యజంతి సప్తయోని సప్తయోనిర్యోని సప్త సప్తయో నీరాయోని సప్త సప్తయో నీరా నీరాయో నీర్యో నీరా వృణస్వ వృణస్వాయో నీర్యో నీరా వృణస్వ వృణస్వ వృణస్వ వృణస్వ ఘృతేన ఘృతేన వృణస్వ వృణస్వ ఘృతేన స్వ ఘృతేన ఘృతేన వృణస్వ వృణస్వ ఘృతేన ఘృతేనేతి ఘృతేన ఈదృం చేదృం ఈదృం చాన్యాదృం అన్యాదృం చేదృం ఈదృం చాన్యాదృం అన్యాదృం అన్యాదృం చాన్యాదృం చాన్యాదృం చాన్యాదృం చాన్యాదృం చాన్యాదృం అన్యాదృం చైతాదృం ఏతాదృం చాన్యాదృం అన్యాదృం చైతాదృం చైతాదృం ఏతాదృం చైతాదృం చైతాదృం చైతాదృం చైతాదృం చైతాదృం ఏతాదృం చ ప్రతిదృం ప్రతిదృం చైతాదృం ఏతాదృం చ ప్రతిదృం ప్రతిదృం ప్రతిదృం చ ప్రతిదృం చ ప్రతిదృం చ ప్రతిదృం చ ప్రతిదృం చ ప్రతిదృం ప్రతిదృం చ మితో మితశ్చ ప్రతిదృం ప్రతిదృం చ మితః ఇతి ప్రతిదృం చ మితో మితశ్చ చ మితశ్చ చ మితశ్చ చ మితశ్చ శుక్రజ్యోతిశ్చ చిత్రజ్యోతిశ్చ చిత్రజ్యోతిశ్చ చిత్రజ్యోతిశ్చ చిత్రజ్యోతిశ్చ చిత్రజ్యోతిశ్చ చిత్రజ్యోతిశ్చ చిత్రజ్యోతిశ్చ చిత్రజ్యోతిశ్చ చిత్రజ్యోతిశ్చ చిత్రజ్యోతిశ్చ చిత్రజ్యోతిశ్చ చిత్రజ్యోతిశ్చ చిత్రజ్యోతిశ్చ చిత్రజ్యోతిశ్చ చిత్రజ్యోతిశ్చ చిత్రజ్యోతిశ్చ చిత్రజ్యోతిశ్చ చిత్రజ్యోతిశ్చ చిత్రజ్యోతిశ్చ చిత్రజ్యోతిశ్చ చిత్రజ్యోతిశ్చ జ్యోతి జ్యోతిరితి చిత్ర జ్యోతి సత్య జ్యోతి సత్య జ్యోతిశ్చత సత్య జ్యోతిశ్చత సత్య జ్యోతిశ్చత సత్య జ్యోతిశ్చ జ్యోతిశ్చర సత్య జ్యోతి సత్య జ్యోతిష్ట జ్యోతిష్మాన్ జ్యోతిష్మాగుష్ట సత్య జ్యోతి సత్య జ్యోతిష్ట జ్యోతిష్మా సత్య జ్యోతిరితి సత్య జ్యోతి జ్యోతిష్మాన్ జ్యోతిష్మాగుష్ట జ్యోతిష్మాగుష్ట జ్యోతిష్మాగుష్ట జ్యోతిష్మాగుష్ట జ్యోతిష్మాగుష్ట జ్యోతిష్మాన్ జ్యోతిష్మాగుష్ట సత్య సత్యశ్చ జ్యోతిష్మాన్ జ్యోతిష్మాగుష్ట సత్య సత్య సత్యశ్చ సత్యశ్చ సత్య సత్య సత్యశ్చ తవాగమాశ్చ సత్య సత్యశ్చ తజిత్యజిత్తజిత్య సత్యజిత్ సత్యజిత్తజిదృతజిత్య సత్యజిత్ సత్యజిత్ సత్యజిత్య సత్యజిత్య సత్యజిత్య సత్యజిత్య సత్యజిత్ సత్యజిత్ సత్యజిత్ సత్యజిత్ సత్యజిత్ సుషేణ సుషేణశ్చ సేనజిత్ సేనజిత్య సుషేణ సుషేణ సుషేణశ్చ సుషేణశ్చ సుషేణశ్చ సుషేణశ్చ సభరసో మరుతో మరుతస్సభరసస్సభరసో మరుతో యజ్ఞే యజ్ఞే మరుతః సభరసః సభరసో మరుతో యజ్ఞే సభరస ఇతి సభరసః మరుతో యజ్ఞే యజ్ఞే మరుతో మరుతో యజ్ఞే అస్మిన్ అస్మిన్ యజ్ఞే మరుతో మరుతో యజ్ఞే అస్మిన్ యజ్ఞే అస్మిన్ అస్మిన్ యజ్ఞే యజ్ఞే అస్మిన్నింద్రమింద్రమస్మిన్ యజ్ఞే యజ్ఞే అస్మిన్నింద్రం అస్మిన్నింద్రమింద్రమస్మిన్ అస్మిన్నింద్రం దైవీర్దై వీరింద్రమస్మిన్ అస్మిన్నింద్రం దైవీ వీర్దై వీరింద్రమింద్రం దై వీర్విశో విశోదై వీరింద్రమింద్రం దై వీర్విష దై వీర్విశో విశోదై వీర్దై వీర్విశో మరుతో మరుతో విశోదై వీర్దై వీర్విశో మరుత విశో మరుతో మరుతో విశో విశో మరుతోను వర్త్మానోను వర్త్మానో మరుతో విశో విశో మరుతోను వర్త్మాన మరుతోను వర్త్మానోను వర్త్మానో మరుతో మరుతోను వర్త్మానో యథాయథాను వర్త్మానో మరుతో మరుతోను వర్త్మానో యథాత్మానో యథాయథాను వర్త్మానోను వర్త్మానో యథేంద్రమింద్రం యథాను వర్త్మానోను వర్త్మానో యథేంద్రం అనువర్త్మాన ఇత్యను వర్త్మానః ఇంద్రం యథాయథేంద్రం దై వీర్దై వీరింద్రం యథాయథేంద్రం దైవీంద్రం దై వీర్దై వీరింద్రమింద్రం దై వీర్విశో విశోదై వీరింద్రమింద్రం దై వీర్విశ వీర్విశో విశోదై వీర్దై వీర్విశో మరుతో మరుతో విశోదై వీర్దై వీర్విశో మరుత విశో మరుతో మరుతో విశో విశో మరుతోను వర్త్మానోను వర్త్మానో మరుతో విశో విశో మరుతోను వర్త్మానః వర్త్మానోను వర్త్మానో మరుతో మరుతోను వర్త్మాన ఏవమేవమను వర్త్మానో మరుతో మరుతోను వర్త్మాన ఏవం అనువర్త్మాన ఏవమేవమను వర్త్మానోను వర్త్మాన ఏవమిమమిమమేవమను వర్త్మానోను వర్త్మాన ఏవమిమం వర్త్మాన ఇత్యను వర్త్మానః ఏవమిమమిమమేవమిమం యజమానం యజమానమిమమేవమేవమిమం యజమానం ఇమం యజమానం యజమానమిమమిమం యజమానం దై వీర్దై వీర్యజమానమిమమిమం యజమానం యజమానం దై వీర్దై వీర్యజమానం యజమానం దైవీశ్చ దై వీర్యజమానం యజమానం దైవీశ్చ దైవీశ్చ దై వీర్దైవీశ్చ విశో విశశ్చ దై వీర్దైవీశ్చ విశః విశో విశశ్చ ద విశో మానుషేర్మానుషేర్విశశ్చ ద విశో మానుషేర్మానుషేర్విశో విశో మానుషేశ్చ మానుషేర్విశో విశో మానుషేశ్చ మానుషేశ్చమానుషేర్మానుషేశ్చాను వర్త్మానోను వర్త్మానశ్చమానుషేర్మానుషేశ్చాను వర్త్మానో భవంతు భవంతనో వర్త్మానశ్చమాను వర్త్మానో భవంతు జీమోతస్యేవతి ప్రతీకం ప్రతీకం భవతి భవతి ప్రతీకం ప్రతీకం ప్రతీకం భవతి భవతి ప్రతీకం ప్రతీకం ప్రతీకం యత్ ధర్మీ వర్మీ ప్రతీకం ప్రతీకం యత్ ధర్మీ వర్మీ యత్ ప్రతీకం యాతి వర్మీ వర్మీ యాతి సమదాగో సమదాయాతి సమదాముపస్థ ఉపస్థే సమదాగో సమదాముపస్థేతిసాత్మదాత్మదాత్మదాత్మదాత్మదాత్మదాత్మదాత్మదాత్మదాత్మదాత్మదాత్మదాత్మదాత్మదాత్మదాత్మదాత్మదాత్మదాత్మదాత్మదాత్మదాత్మదాత్మదాత్మదాత్మదాత్మదాత్మదాత్మదాత్మదాత్మదాత్మదాత్మదాత్మదాత్మదాత్మదాత్మదాత్మదాత్మదాత్మదాత్మదాత్మదాత్మదాత్మదాత్మదాత్మదాత్మదాత్మదాత్మదాత్మదాత్మదాత్మదాత్మదాత్మదాత్మదాత్మదాత్మదాత్మదాత్మదాత్మదాత్మదాత్మదాత్మదాత్మదాత్మదాత్మదాత్మదాత్మదాత్మదాత్మదాత్మదాత్మదాత్మదాత్మదా

విద్యతాగుం సంవిధానే సంవిధానే విధ్యతాం విధ్యతాగు సంవిధానే ఆత్మి ఆర్తి సంవిధానే విధ్యతాం విధ్యతాగు సంవిధానే ఆత్మి సంవిధానే ఆర్త్రి ఆర్త్రి సంవిధానే సంవిధానే ఆర్త్రి ఇమే ఇమే ఆర్త్రి సంవిధానే సంవిధానే ఆర్త్రి ఇమే విధానే ఇతి సంవిధానే ఆర్త్రి ఇమే ఇమే ఆర్త్రి ఆర్త్రి ఇమే విస్ఫురంతి విస్ఫురంతి ఇమే ఆర్త్రి ఆర్త్రి ఇమే విస్ఫురంతి ఆర్త్రి ఇత్యార్త్రి ఇమే విస్ఫురంతి విస్ఫురంతి ఇమే ఇమే విస్ఫురంతి అమిత్రాన్ అమిత్రాను విస్ఫురంతి ఇమే ఇమే విస్ఫురంతి అమిత్రాను ఇమే ఇతి ఇమే విస్ఫురంతి అమిత్రాన్ అమిత్రాను విస్ఫురంతి విస్ఫురంతి అమిత్రాను విస్ఫురంతి ఇతి విస్ఫురంతి అమిత్రానిత్యమిత్రాను వీనాం పితా పితా బహ్వీనాం బహ్వీనాం పితా బహుర్బహుః పితా బహ్వీనాం బహ్వీనాం పితా బహుః పితా బహుర్బహుః పితా పితా బహురస్యాస్య బహుః పితా పితా బహురస్యాస్య బహుర్బహురస్య పుత్రః పుత్రో అస్య బహుర్బహురస్య పుత్రః అస్య పుత్రః పుత్రో అస్యాస్య పుత్రశ్చిశ్చాదిశ్చ పుత్రో అస్యాస్య పుత్రశ్చిశ్చ పుత్రశ్చిశ్చాదిశ్చ పుత్రః పుత్రశ్చిశ్చ కృణోతి కృణోతి శిశ్చ పుత్రః పుత్రశ్చిశ్చ కృణోతి శిశ్చ కృణోతి కృణోతి శిశ్చ కృణోతి సమనా సమనా కృణోతి శిశ్చిశ్చ కృణోతి సమనా కృణోతి సమనా సమనా కృణోతి కృణోతి సమనా భగత్యా భగత్య సమనా కృణోతి కృణోతి సమనా భగత్యా సమనా భగత్యా భగత్య సమనా సమనా భగత్యా భగత్యేత్య భగత్యా సంకా సంకా ఇషధిషుధి సంకా పృతనా పృతనా సంకా ఇషధిషుధి సంకా పృతనా శుధిరితి శుద్ధి సంకా ప్రదనా ప్రదనా సంకా సంకా ప్రదనాశ్చ ప్రదనా సంకా సంకా ప్రదనాశ్చ ప్రదనాశ్చ ప్రదనాశ్చ సర్వాః సర్వాశ్చ ప్రదనాః ప్రదనాశ్చ సర్వాః సర్వాః సర్వాశ్చ సర్వాః పృష్ఠే పృష్ఠే సర్వాశ్చ సర్వాః పృష్ఠే పృష్ఠే పృష్ఠే సర్వాః సర్వాః పృష్ఠే నినద్ధ నినద్ధ పృష్ఠే సర్వాస్ సర్వాః పృష్ఠే నినద్ధ పృష్ఠే నినద్ధో నినద్ధ పృష్ఠే పృష్ఠే నినద్ధో జయతి జయతి నినద్ధ పృష్ఠే పృష్ఠే నినద్ధో జయతి నినద్ధో జయతి జయతి నినద్ధో నినద్ధో జయతి ప్రసూత ప్రసూతో జయతి నినద్ధో నినద్ధో జయతి ప్రసూత నినద్ధ ఇది నినద్ధ ప్రసూత ప్రసూతో జయతి జయతి ప్రసూత ప్రసూత ఇది ప్రాసూత తిష్టగ్యస్తిష్టన్ రథే రథే తిష్టన్ నయతి నయతి తిష్టన్ రథే రథే తిష్టన్ నయతి తిష్టన్ నయతి నయతి తిష్టగ్వస్తిష్టన్ నయతి వాజినో వాజినో నయతి తిష్టగ్వస్తిష్టన్ నయతి వాజిన నయతి వాజినో వాజినో నయతి నయతి వాజిన పురః పురో వాజినో నయతి నయతి వాజిన పురః వాజిన పురః పురో వాజినో వాజిన పురో ఎత్ర ఎత్ర ఎత్ర ఎత్ర పురో వాజినో వాజిన పురో ఎత్ర ఎత్ర ఎత్ర ఎత్ర ఎత్ర ఎత్ర పురః పురో ఎత్ర ఎత్ర కామయతే కామయతే ఎత్ర ఎత్ర పురః పురో ఎత్ర ఎత్ర కామయతే ఎత్ర ఎత్ర కామయతే కామయతే ఎత్ర ఎత్ర ఎత్ర ఎత్ర కామయతే సుషారథి సుషారథి కామయతే ఎత్ర ఎత్ర ఎత్ర ఎత్ర కామయతే సుషారథి ఎత్రేతి ఎత్ర ఎత్ర కామయతే సుషారథి సుషారథి కామయతే కామయతే సుషారథి సారథి సారథి అభేషూనాం మహిమానం మహిమానం అభేషూనామభేషూనాం మహిమానం మనాయత మనాయత మహిమానం అభేషూనామభేషూనాం మహిమానం మనాయత మహిమానం పనాయత పనాయత మహిమానం మహిమానం పనాయత మనో మన పనాయత మహిమానం మహిమానం పనాయత మన పనాయత మనో మన పనాయత మనాయత మన పశ్చాత్ పశ్చాన్మన పనాయత మనాయత మన పశ్చాత్ పశ్చాత్ పశ్చాన్మనో మన పశ్చాదన్మన పశ్చాన్మనో మన పశ్చాదను పశ్చాదన్మను పశ్చాత్ పశ్చాదను యచ్చంది యచ్చంజను పశ్చాత్ పశ్చాదను యచ్చంది యచ్చంది యచ్చంజన్మను యచ్చంది రశ్మయో రశ్మయో యచ్చంజన్మను యచ్చంది రశ్మయ యచ్చంది రశ్మయో రశ్మయో యచ్చంది యచ్చంది రశ్మయ రశ్మయ ఇది రశ్మయ తీవ్రాన్ ఘోషాన్ ఘోషాన్ తీవ్రాన్ తీవ్రాన్ ఘోషాన్ కృణ్వతే కృణ్వతే ఘోషాన్ తీవ్రాన్ తీవ్రాన్ ఘోషాన్ కృణ్వతే ఘోషాన్ కృణ్వతే కృణ్వతే ఘోషాన్ ఘోషాన్ కృణ్వతే వృషపాణయో వృషపాణయ కృణ్వతే ఘోషాన్ ఘోషాన్ కృణ్వతే వృషపాణయ కృణ్వతే వృషపాణయో వృషపాణయ కృణ్వతే కృణ్వ కృణ్వతే వృషపాణయోష్వా అశ్వా వృషపాణయః కృణ్వతే కృణ్వతే వృషపాణయోష్వాణయోష్వా అశ్వా వృషపాణయో వృషపాణయోష్వా రథేభిరథేభిరశ్వా వృషపాణయో వృషపాణయోష్వా రథేభిషపాణయ ఇది వృషా పాణయః రథేభిరథేభిరశ్వా అశ్వారథేభిస్సహసహరథేభిరశ్వా అశ్వారథేభిస్సహ రథేభిస్సహసహరథేభిరథేభిస్సహ వాజయంతో వాజయంతః సహ రథేభిరథేభిస్సహ వాజయంతో వాజయంతః సహ సహ వాజయంతః వాజయంత ఇది వాజయంతః వక్రామంతః ప్రపదై ప్రపదైరవక్రామంతో వక్రామంతః ప్రపదైరమిత్రానమిత్రాం ప్రపదైరవక్రామంతో వక్రామంతః ప్రపదైరమిత్రానమిత్రాం అవక్రామంత ఇత్యవక్రామంతః ప్రపదైరమిత్రానమిత్రాన్ ప్రపదై ప్రపదైరమిత్రాన్ క్షిణంతి క్షిణంతి మిత్రాన్ ప్రపదై ప్రపదైరమిత్రాన్ క్షిణంతి ప్రపదైరిది ప్రాపదైః క్షిణంతి క్షిణంతి మిత్రానమిత్రాన్ క్షిణంతి శత్రూన్ శత్రూన్ క్షిణంతి మిత్రానమిత్రాన్ క్షిణంతి శత్రూన్ క్షిణంతి శత్రూన్ శత్రూన్ క్షిణంతి క్షిణంతి శత్రూరణపవ్యయంతోనపవ్యయంత శత్రూన్ క్షిణంతి క్షిణంతి శత్రూరణపవ్యయంత శత్రూరణపవ్యయంతోనపవ్యయంత శత్రూన్ శత్రూరణపవ్యయంత అనపవ్యయంత ఇత్యనపవ్యయంతః వాహనగో హవిర్హవీరథ వాహనగో రథ వాహనగో హవిరస్యాస్య హవీరథ వాహనగో రథ వాహనగో హవిరస్యాథ వాహనమితి రథ వాహనం హవిరస్యాస్య హవిర్హవిరస్య నామ నామాస్య హవిర్హవిరస్య నామాస్య నామ నామాస్యాస్య నామ యత్ర యత్ర నామాస్యాస్య నామ యత్ర నామ యత్ర యత్ర నామ నామ యత్రాయుధమాయుధం యత్ర నామ నామ యత్రాయుధం యత్రాయుధమాయుధం యత్ర యత్రాయుధం నిహితం నిహితమాయుధం యత్ర యత్రాయుధం నిహితం ఆయుధం నిహితం నిహితమాయుధమాయుధం నిహితమస్యాస్య నిహితమాయుధమాయుధం నిహితమస్యాస్య నిహితం నిహితమస్య వర్మ వర్మాస్య నిహితం నిహితమస్య వర్మ నిహితమితి నిహితం అస్య వర్మ వర్మాస్యాస్య వర్మ వర్మేతి వర్మ తత్రారథకో రథం తత్ర తత్రారథముపోపరథం తత్ర తత్రారథముప ఉపశక్మగో శక్మముపోపశక్మగో సదేమ సదేమ శక్మముపోపశక్మగో సదేమ శక్మగో సదేమ సదేమ శక్మగో శక్మగో సదేమ విశ్వాహ విశ్వాహ సదేమ శక్మగో శక్మగో సదేమ విశ్వాహ సదేమ విశ్వాహ విశ్వాహ సదేమ సదేమ విశ్వాహ వయం వయం విశ్వాహ సదేమ సదేమ విశ్వాహ వయం విశ్వాహ వయం వయం విశ్వాహ విశ్వాహ వయగోసుమనస్యమానాస్యమానా వయం విశ్వాహ విశ్వాహ వయగోసుమనస్యమానా విశ్వాహేతి విశ్వా వయగోసుమనస్యమానాస్యమనస్యమానా వయం వయగోసుమనస్యమానాస్యమానా ఇతి సో మనస్యమానా సదః పితరః పితరస్వాదుషగోసదస్వాదుషగోసదః పితరో వయోధా వయోధాః పితరస్వాదుషగోసదస్వాదుషగోసదః పితరో వయోధాదుషగోసద ఇతి స్వాదు సగోసదః పితరో వయోధా వయోధాః పితరః పితరో వయోధాః కృచ్ఛ్రేశ్రుతః కృచ్ఛ్రేశ్రుతో వయోధాః పితరః పితరో వయోధాః కృచ్ఛ్రేశ్రుతః యోధాః కృచ్ఛ్రేశ్రుతః కృచ్ఛ్రేశ్రుతో వయోధా వయోధాః కృచ్ఛ్రేశ్రుతః శక్తివంతః శక్తివంతః కృచ్ఛ్రేశ్రుతో వయోధా వయోధాః కృచ్ఛ్రేశ్రుతః శక్తివంతః యోధా ఇతి వయః కృచ్ఛ్రేశ్రుతః శక్తివంతః శక్తివంతః కృచ్ఛ్రేశ్రుతః కృచ్ఛ్రేశ్రుతః శక్తివంతో గభీరా గభీరాః శక్తివంతః కృచ్ఛ్రేశ్రుతః కృచ్ఛ్రేశ్రుతః శక్తివంతో గభీరాః శ్రేశ్రుత ఇతి కృచ్ఛ్రేశ్రుతః శక్తివంతో గభీరా గభీరాః శక్తివంతః శక్తివంతో గభీరాః శక్తివంత ఇతి శక్తివంతః గభీరా ఇతి గభీరాః సేనా ఇషుబలా ఇషుబలాశ్చిత్రసేనాశ్చిత్రసేనా ఇషుబలా అమృధ్రా అమృధ్రా ఇషుబలాశ్చిత్రసేనాశ్చిత్రసేనా ఇషుబలా అమృధ్రా చిత్రసేనా ఇతి చిత్ర సేనాః ఇషుబలా అమృధ్రా అమృధ్రా ఇషుబలా ఇషుబలా అమృధ్రా స్వతో వీరా స్వతో వీరా అమృధ్రా ఇషుబలా ఇషుబలా అమృధ్రా స్వతో వీరా ఇషుబలా ఇతిషు బలాః అమృధ్రా స్వతో వీరా స్వతో వీరా అమృధ్రా అమృధ్రా స్వతో వీరా ఉరవ ఉరవ స్వతో వీరా అమృధ్రా అమృధ్రా స్వతో వీరా ఉరవః స్వతో వీరా ఉరవ ఉరవ స్వతో వీరా స్వతో వీరా ఉరవో భ్రాతసాహ భ్రాతసాహ ఉరవస్సతో వీరాతో వీరా ఉరవో భ్రాతసాహ వీరా ఇది సత వీరహ భ్రాతసాహ భ్రాతసాహ ఉరవ ఉరవో భ్రాతసాహ భ్రాతసాహ ఇది భ్రాతసాహ బ్రాహ్మణాస పితర పితరో బ్రాహ్మణాసో బ్రాహ్మణాస పితర సోమ్యాస సోమ్యాస పితరో బ్రాహ్మణాసో బ్రాహ్మణాస పితర సోమ్యాస పితర సోమ్యాస సోమ్యాస పితర పితర సోమ్యాస శివే శివే సోమ్యాస పితర పితర సోమ్యాస శివే సోమ్యాస శివే శివే సోమ్యాస సోమ్యాస శివే నో న శివే సోమ్యాస సోమ్యాస శివే శివే నో న శివే శివే నోద్యవ పృథివీ ద్యవ పృథివీ న శివే శివే నోద్యవ పృథివీ శివే శివే నోద్యవ పృథివీ ద్యవ పృథివీ నో నోద్యవ పృథివీ అనేహస నేహసాద్యవ పృథివీ నో నోద్యవ పృథివీ అనేహస ద్యవ పృథివీ అనేహస నేహసాద్యవ పృథివీ ద్యవ పృథివీ అనేహస ద్యవ పృథివీ ఇది ద్యవ పృథివీ అనేహసేత్యనేహస పూషా నో నః పూషా పూషా నః పాదు పాదు నః పూషా పూషా నః పాదు నః పాదు పాదు నో నః పాదు దురితాత్ దురితాత్ పాదు నో నః పాదు దురితాత్ దురితాత్ దురితాత్ పాదు పాదు దురితా ధృత వృత ధృత వృధో దురితాత్ పాదు పాదు దురితా ధృత వృత దురితా ధృత వృధ ధృత వృధో దురితాత్ దురితా ధృత వృధో రక్ష రక్షర్త వృధో దురితాత్ దురితా ధృత వృధో రక్ష దురితాదితి దుః ఇతా వృధో రక్ష రక్షర్త వృధర్త వృధో రక్షామాగిర్మాకీ రక్షర్త వృధర్త వృధో రక్షామాకీవృధ ఇత్యర్థ వృధ రక్షామాగిర్మాకీ రక్ష రక్షామాగిర్నో నో మాకీ రక్ష రక్షామాగిర్ణ మాగిర్నో నో మాగిర్మాగిర్నో అఘశకుం సోఘశకుం సో నో మాగిర్మాగిర్నో అఘశకుం సహ నో అఘశకుం సోఘశకుం సో నో నో అఘశకుం స ఈషతే సతాఘశకుం సో నో నో అఘశకుం స ఈషత అఘశకుం స ఈషతే సతాఘశకుం సోఘశకుం స ఈషత అఘశకుం స ఇత్యఘ శగుం సహ ఈషతేతీషత స్వర్ణం వస్తే వస్తే సువర్ణకుం సువర్ణం వస్తే మృగో మృగో వస్తే సువర్ణకుం సువర్ణం వస్తే మృగ స్వర్ణమితి సువర్ణం వస్తే మృగో మృగో వస్తే వస్తే మృగో అస్యా అస్యా మృగో వస్తే వస్తే మృగో అస్యా మృగో అస్యా అస్యా మృగో మృగో అస్యా దంతో దంతో అస్యా మృగో మృగో అస్యా దంత అస్యా దంతో దంతో అస్యా అస్యా దంతో గోభిర్గో భిర్దంతో అస్యా అస్యా దంతో గోభిః గోభిర్గో భిర్దంతో దంతో గోభిః సన్నద్ధా సన్నద్ధా గోభిర్దంతో దంతో గోభిః సన్నద్ధా సన్నద్ధా సన్నద్ధా గోభిర్గోభిః సన్నద్ధా పతతి పతతి సన్నద్ధా గోభిర్గోభిః సన్నద్ధా పతతి సన్నద్ధా పతతి పతతి సన్నద్ధా సన్నద్ధా పతతి ప్రసూత ప్రసూత పతతి సన్నద్ధా సన్నద్ధా పతతి ప్రసూత సన్నద్ధేతి సన్నద్ధా ప్రసూత ప్రసూత పతతి పతతి ప్రసూత ప్రసూతేతి ప్రసూత నరో నరో యత్రయత్రా నరస్సగో సన్నరో యత్రయత్రా నరస్సం నరస్సగో సన్నరో నరస్సం చ సన్నరో నరస్సం చ సగుం సంచ వివిచ సగుం సంచ విచ వివిచ చ విచ చ విచ చ విచ చ వివిచ ద్రవంతి ద్రవంతి చ వివిచ ద్రవంతి ద్రవంతి ద్రవంతి చ ద్రవంతి తత్ర తత్ర ద్రవంతి చ ద్రవంతి తత్ర ద్రవంతి తత్ర తత్ర ద్రవంతి ద్రవంతి తత్రాస్మభ్యమస్మభ్యం తత్ర ద్రవంతి ద్రవంతి తత్రాస్మభ్యం తత్రాస్మభ్యమస్మభ్యం తత్ర తత్రాస్మభ్యమిషవ ఇషవో అస్మభ్యం తత్ర తత్రాస్మభ్యమిషవ అస్మభ్యమిషవ ఇషవో అస్మభ్యమస్మభ్యమిషవ శర్మ శర్మేషవో అస్మభ్యమస్మభ్యమిషవ శర్మ అస్మభ్యమిత్యస్మభ్యం శవ శర్మ శర్మేషవ ఇషవ శర్మ యగుంసన యగుంసం శర్మేషవ ఇషవ శర్మ యగుంసన్ శర్మ యగుంసన యగుంసం శర్మ శర్మ యగుంసన్ యగుంసన్నితి యగుంసన్ పరివృంధే పరివృంధే పరియుజే దర్జేతే పరివృంధి వృంధి వృంధి పరి పరివృంధి నో నో వృంధి పరి పరివృంధినః నో నో వృంధి వృంధి నోష్మాష్మా నో వృంధి వృంధి నోష్మా నోష్మాష్మా నో నోష్మా భవతు భవత్వష్మా నో నోష్మా భవతు అష్మా భవతు భవత్వష్మాష్మా భవతు నో నో భవత్వష్మాష్మా భవతు నః నో నో భవతు భవతు నస్తనో స్తనోర్నో భవతు భవతు నస్తనో నస్తనో స్తనోర్మానస్తనోరితి సోమో అధ్యధి సోమః సోమో అధిబ్రవీతు బ్రవీత్వధి సోమః సోమో అధిబ్రవీతు అధిబ్రవీతు బ్రవీత్వధ్యధి బ్రవీతు నో నో బ్రవీత్వధ్యధి బ్రవీతు బ్రవీతు నో నో బ్రవీదు బ్రవీదు నోదిరదిర్నో బ్రవీదు బ్రవీదు నోదిర్నోది శర్మ శర్మాది దిర్నో నోది శర్మ శర్మ శర్మాది దిరది శర్మ యచ్చదు యచ్చదు శర్మాది దిరది శర్మ యచ్చదు శర్మ యచ్చదు యచ్చదు శర్మ శర్మ యచ్చదు యచ్చత్తిది యచ్చదు జంఘంతి జంఘంత్యా జంఘంతి సాను సాను జంఘంత్యా జంఘంతి సాను జంఘంతి సాను సాను జంఘంతి జంఘంతి సాన్వేషామేషాగు సాను జంఘంతి జంఘంతి సాన్వేషామేషాగు సాను సాన్వేషాన్ జఘనాన్ జఘనాగు ఏషాగు సాను సాన్వేషాన్ జఘనాను ఏషాన్ జఘనాన్ జఘనాగు ఏషామేషాన్ జఘనాగు ఉపోప జఘనాగు ఏషామేషాన్ జఘనాగు ఉపాఘనాగు ఉపోప జఘనాన్ జఘనాగు ఉపజిఘ్నదే జిఘ్నత ఉపజఘనాన్ జఘనాగు ఉపజిఘ్నదే ఉపజిఘ్నదే జిఘ్నత ఉపోప జిఘ్నతే స్వాజని ప్రచేతస ప్రచేతసోష్వాజన్యస్వాజని ప్రచేతసోష్వానశ్వాన్ ప్రచేతసోష్వాజన్యస్వాజని ప్రచేతసోష్వానుష్వాజనీత్యశ్వాజని ప్రచేతసోష్వానశ్వాన్ ప్రచేతస ప్రచేతసోష్వాన్ సమత్సు సమత్స్వశ్వాన్ ప్రచేతస ప్రచేతసోష్వాన్ సమత్సు ప్రచేతస ఇది ప్రచేతసహాశ్వాన్ సమత్సు సమత్స్వశ్వానశ్వాన్ సమత్సు చోదయ చోదయ సమత్స్వశ్వానశ్వాన్ సమత్సు చోదయ సమత్సు చోదయ చోదయ సమత్సు సమత్సు చోదయ సమత్స్వితి సమత్ చోదయేతి చోదయ అహిరివేవాహిరహిరివ భోగైర్ భోగైరివాహిరహిరివ భోగైర్ భోగైర్ భోగైరివేవ భోగైః పరి పరి భోగైరివేవ భోగైః పరి భోగైః పరి పరి భోగైర్ భోగైః పర్యేత్యేతి పరి భోగైర్ భోగైః పర్యేతి పర్యేత్యేతి పరి పర్యేతి బాహుం బాహుమేతి పరి పర్యేతి బాహుం ఏతి బాహుం బాహుమేత్యేతి బాహుం జ్యాయా జ్యాయా బాహుమేత్యేతి బాహుం జ్యాయా జ్యాయా బాహుం బాహుం జ్యాయా హేతి హేతి జ్యాయా బాహుం బాహుం జ్యాయా హేతి జ్యాయా హేతి హేతి జ్యాయా జ్యాయా హేతి పరిబాధమాన పరిబాధమానో హేతి జ్యాయా జ్యాయా హేతి పరిబాధమాన పరిబాధమాన పరిబాధమానో హేతి హేతి పరిబాధమాన పరిబాధమాన ఇది పరి బాధమాన నో విశ్వా విశ్వా హస్తఘ్నో హస్తఘ్నో విశ్వా వయునాని వయునాని విశ్వా హస్తఘ్నో హస్తఘ్నో విశ్వా వయునాని హస్తఘ్న ఇది హస్త విశ్వా వయునాని వయునాని విశ్వా విశ్వా వయునాని విద్వాను విద్వాను వయునాని విశ్వా విశ్వా వయునాని విద్వా వయునాని విద్వాను విద్వాను వయునాని వయునాని విద్వాన్ పుమాన్ పుమాను విద్వాను వయునాని వయునాని విద్వాన్ పుమాను విద్వాన్ పుమాన్ పుమాను విద్వాను విద్వాన్ పుమాన్ పుమాగుం సంపుమాగుం సంపుమాను విద్వాను విద్వాన్ పుమాన్ పుమాగుం సంపుమాన్ పుమాగుం సంపుమాగుం సంపుమాన్ పుమాన్ పుమాగుం సంపరి పరి పుమాగుం సంపుమాన్ పుమాన్ పుమాగుం సంపరి పుమాగుం సంపరి పరి పుమాగుం సంపుమాగుం సంపరి పాదు పాదు పరి పుమాగుం సంపుమాగుం సంపరి పాదు పరి పాదు పాదు పరి పరి పాదు విశ్వతో విశ్వతస్పాదు పరి పరి పాదు విశ్వత విశ్వతో విశ్వతస్పాదు పాదు విశ్వత విశ్వత ఇది విశ్వత వనస్పదే వేడ్వంగో వేడ్వంగో వనస్పదే వనస్పదే వేడ్వంగో హి వేడ్వంగో వనస్పదే వనస్పదే వేడ్వంగో హి వేడ్వంగో హి వేడ్వంగో వేడ్వంగో హి భూయా భూయా హి వేడ్వంగో వేడ్వంగో హి భూయా వేడ్వంగ ఇది వీడు అంగ భూయా భూయా హి భూయా అస్మత్సఖా అస్మత్సఖా భూయా హి భూయా అస్మత్సఖా భూయా అస్మత్సఖా అస్మత్సఖా భూయా భూయా అస్మత్సఖా ప్రతరణ ప్రతరణో అస్మత్సఖా భూయా భూయా అస్మత్సఖా ప్రతరణ అస్మత్సఖా ప్రతరణ ప్రతరణో అస్మత్సఖా అస్మత్సఖా ప్రతరణ సువీర సువీర ప్రతరణో అస్మత్సఖా అస్మత్సఖా ప్రతరణ సువీర అస్మత్సఖేత్యస్మత్ సఖా ప్రతరణ సువీర సువీర ప్రతరణ ప్రతరణ సువీర ప్రతరణ ఇది ప్రతరణ సువీర ఇది సువీర సన్నద్ధ సన్నద్ధో గోభిర్గోభిః సన్నద్ధో అస్యతి సన్నద్ధో గోభిర్గోభిః సన్నద్ధో అసి సన్నద్ధో అస్యతి సన్నద్ధ సన్నద్ధో అసి వేడయస్వ వేడయస్వాసి సన్నద్ధ సన్నద్ధో అసి వేడయస్వ సన్నద్ధ ఇది సం పృథివీముద్యాంజా మత పృథివీం పృథివీముద్యా ద్యాముతో దద్యాం పురుత్రా పురుత్రా ద్యాముతో దద్యాం పురుత్రా పురుత్రా పురుత్రా ద్యాం జాం పురుత్రా తే పురుత్రా ద్యాం జాం పురుత్రా తే పురుత్రా పురుత్రా తే మనుతాం మనుతాం తే పురుత్రా పురుత్రా తే మనుతాం పురుత్రా తే మనుతాం మనుతాం తే మనుతాం విష్ఠితం విష్ఠితం మనుతాం తే మనుతాం విష్ఠితం మనుతాం విష్ఠితం విష్ఠితం మనుతాం మనుతాం విష్ఠితం జగత్ జగద్విష్ఠితం మనుతాం మనుతాం విష్ఠితం జగత్ విష్ఠితం జగత్ జగద్విష్ఠితం విష్ఠితం జగత్ విష్ఠితమితి విష్ఠితం జగదితి జగత్ దుందు భే దుందు భే సదుందు భే సజో సజోర్దుందు భే సదుందు భే సజో భే సజో సజోర్దుందు భే దుందు భే సజోరింద్రేణేంద్రేణ సజోర్దుందు భే దుందు భే సజోరింద్రేణ సజోరింద్రేణేంద్రేణ సజో సజోరింద్రేణ దేవైర్దేవైరింద్రేణ సజో సజోరింద్రేణ దేవై సజోరితి సా జోరేణ దేవైర్దేవైరింద్రేణేంద్రేణ దేవైర్దూరాద్దూరాద్దేవైరింద్రేణేంద్రేణ దేవైర్దూరా శత్రూ ఆక్రందయక్రందయాక్రందయ బలం బలం క్రందయాక్రందయ బలం క్రందయ బలం బలం క్రందయక్రందయ బలమోజ ఓజో బలం క్రందయక్రందయ బలమోజ బలమోజ ఓజో బలం బలమోజో నోన ఓజో బలం బలమోజో నహ ఓజో నోన ఓజ ఓజో న ఆ న ఓజ ఓజో న ఆనో న ఆధాధా ఆనో న ఆధా నిర్నిర్ధా ఆధాని నిర్నిర్ధాధా నిష్టని స్తని నిర్ధాధా నిష్టని స్తని నిర్నిష్టని దురితా దురితాస్తని నిర్నిష్టని దురితా స్తని దురితా దురితాస్తని స్తని దురితా బాధమానో బాధమానో దురితాస్తని స్తని దురితా బాధమాన దురితా బాధమానో బాధమానో దురితా దురితా బాధమాన దురితేతి దుహోహితా బాధమాన ఇది బాధమాన అవప్రోథ ప్రోథ పాప ప్రోథ దుందుభే దుందుభే ప్రోథ పాప ప్రోథ దుందుభే ప్రోథ దుందుభే దుందుభే ప్రోథ ప్రోథ దుందుభే దుచ్చునా దుచ్చునా దుందుభే ప్రోథ ప్రోథ దుందుభే దుచ్చునా దుందుభే దుచ్చునా దుచ్చునా దుందుభే దుందుభే దుచ్చునాగు ఇతయితో దుచ్చునా దుందుభే దుందుభే దుచ్చునాగు ఇత దుచ్చునాగు ఇత ఇతో దుచ్చునా దుచ్చునాగు ఇత ఇంద్రస్యేంద్రస్యేతో దుచ్చునా దుచ్చునాగు ఇత ఇంద్రస్య ఇత ఇంద్రస్యేంద్రస్యేత ఇత ఇంద్రస్య ముష్టిర్ముష్టిరింద్రస్యేత ఇత ఇంద్రస్య ముష్టి ఇంద్రస్య ముష్టిర్ముష్టిరింద్రస్యేంద్రస్య ముష్టిరస్యసి ముష్టిరింద్రస్యేంద్రస్య ముష్టిరసి ముష్టిరస్యసి ముష్టిర్ముష్టిరసి వేడయస్వ వేడయస్వాసి ముష్టిర్ముష్టిరసి వేడయస్వాసి వేడయస్వ వేడయస్వాసి వేడయస్వ వేడయస్వేతి వేడయస్వా రామోరమోరమోరజ జామోరమోరజ అమోరజ జామోరమోరజ ప్రత్యావర్తయ ప్రత్యావర్తయ జామోరమోరజ ప్రత్యావర్తయ ప్రత్యావర్తయ ప్రత్యావర్తయ జాజ ప్రత్యావర్తయేమా ఇమా ప్రత్యావర్తయ జాజ ప్రత్యావర్తయేమా ప్రత్యావర్తయేమా ఇమా ప్రత్యావర్తయ ప్రత్యావర్తయేమా కేతుమత్యేతుమదిమా ప్రత్యావర్తయ ప్రత్యావర్తయేమా కేతుమత్ ప్రత్యావర్తయేది ప్రతి ఆవర్తయ కేతుమత్యేతుమదిమా ఇమా కేతుమద్దుందు భద్దుందు కేతుమదిమా ఇమా కేతుమద్దుందు కేతుమద్దుందు భద్దుందు కేతుమత్కేతుమద్దుందు భర్వావదీతి వావదీతి దుందు కేతుమత్కేతుమద్దుందు భర్వావదీతి కేతుమదితి కేతుమత్ భర్వావదీతి వావదీతి దుందు భర్తుందు భర్వావదీతి వావదీతి వావదీతి అశ్వవర్ణా అశ్వవర్ణాస్తగం సమశ్వవర్ణాశ్చరంతి జరంతి అశ్వవర్ణాస్తగం సమశ్వవర్ణాశ్చరంతి అశ్వవర్ణాశ్చరంతి జరంతి అశ్వవర్ణ అశ్వవర్ణాశ్చరంతి నానశ్చరంతి అశ్వవర్ణ అశ్వవర్ణాశ్చరంతి నాశ్వవర్ణ ఇత్యశ్వ వర్ణః చరంతి నోనశ్చరంతి జరంతి నో నరో నరో నశ్చరంతి జరంతి నో నరః నరో నరో నో నో నరో అస్మాకమస్మాకం నరో నో నో నరోస్మాకం నరోస్మాకమస్మాకం నరో నరోస్మాకమింద్రేంద్రాస్మాకం నరో నరోస్మాకమింద్రాస్మాకమింద్రేంద్రాస్మాకమస్మాకమింద్రరథినో రథిన ఇంద్రాస్మాకమస్మాకమింద్రరథిన ఇంద్రరథినో రథిన ఇంద్రేంద్రరథినో జయంతు జయంతు రథిన ఇంద్రేంద్రరథినో జయంతు రథినో జయంతు జయంతు రథినో రథినో జయంతు జయంత్వితి జయంతో క్రంతో అక్రంతో యద్యక్రంద ప్రథమం ప్రథమమక్రంతో యద్యక్రంద ప్రథమం అక్రంద ప్రథమం ప్రథమమక్రంతో అక్రంద ప్రథమం జాయమానో జాయమాన ప్రథమమక్రంతో అక్రంద ప్రథమం జాయమాన జాయమానో జాయమాన ప్రథమం ప్రథమం జాయమాన ఉద్యన్ముద్యం జాయమాన ప్రథమం ప్రథమం జాయమాన ఉద్యన్ జాయమాన ఉద్యన్ముద్యం జాయమానో జాయమాన ఉద్యం సముద్రా సముద్రాద్యం జాయమానో జాయమాన ఉద్యం సముద్రా సముద్రాత్ సముద్రాద్యం నృత్యం సముద్రాదుతో సముద్రాద్యం నృత్యం సముద్రాదుతాద్యుతో సముద్రాత్ సముద్రాదుతవా బోధ సముద్రాత్ సముద్రాదుతవా పురీషాద్ పురీషాద్వాపురీషాదితి పురీషాయ పక్షా పక్షా శ్వేనస్య శ్వేనస్య పక్షా హరిణస్య హరిణస్య పక్షా శ్వేనస్య శ్వేనస్య పక్షా హరిణస్య పక్షా హరిణస్య హరిణస్య పక్షా పక్షా హరిణస్య బాహో బాహో హరిణస్య పక్షా పక్షా హరిణస్య బాహో హరిణస్య బాహో బాహో హరిణస్య హరిణస్య బాహో ఉపస్తుత్యం ఉపస్తుత్యం బాహో హరిణస్య హరిణస్య బాహో ఉపస్తుత్యం బాహో ఉపస్తుత్యం ఉపస్తుత్యం బాహో బాహో ఉపస్తుత్యం మహిమహ్యుపస్తుత్యం బాహో బాహో ఉపస్తుత్యం మహి బాహో ఇతి బాహో ఉపస్తుత్యం మహిమహ్యుపస్తుత్యం ఉపస్తుత్యం మహి జాతం జాతం మహ్యుపస్తుత్యముపస్తుత్యం మహి జాతం ఉపస్తుత్యమిత్యుపస్తుత్యం మహి జాతం జాతం మహి మహి జాతం తే జాతం మహి మహి జాతం తే జాతం జాతం తే అర్వన్ అర్వన్ తే జాతం జాతం తే అర్వన్ అర్వన్ దత్తం దత్తం యమేన యమేన దత్తం ధృతస్త్రితో దత్తం యమేన యమేన దత్తం ధృతస్త్రితో దత్తం దత్తం ధృత ఏనమేనం ధృతో దత్తం దత్తం ధృత ఏనం ధృత ఏనమేనం ధృతస్త్రిత ఏనమాజునగాజునగేనం ధృతస్త్రిత ఏనమాజునక ఏనమాజునగాజునగేనమేనమాజునగేంద్ర ఇంద్ర ఆజునగేనమేనమాజునగేంద్ర ఆజునగేంద్ర ఇంద్ర ఆజునగాజునగేంద్ర ఏణమేనమింద్ర ఆజునగాజున ఇంద్ర ఏణం ఇంద్ర ఏణమేనమింద్ర ఇంద్ర ఏణం ప్రథమ ప్రథమ ఏనమింద్ర ఇంద్ర ఏణం ప్రథమ ఏనం ప్రథమ ప్రథమ ఏనమేనం ప్రథమో అధ్యధి ప్రథమ ఏనమేనం ప్రథమో అధి ప్రథమో అధ్యధి ప్రథమ ప్రథమో అధ్యతిష్ఠత తిష్టదధి ప్రథమ ప్రథమో అధ్యతిష్ఠత అధ్యతిష్ఠత్యతిష్ఠత్ గంధర్వో అస్యాస్య గంధర్వో గంధర్వో అస్య రచనా గోరచనామస్య గంధర్వో గంధర్వో అస్య రచనా సూరాదశ్వమశ్వగోసూరాత్సూరాదశ్వం వసవో వసవో అశ్వగో సూరాత్సూరాదశ్వం వసవః వసవో వసవో అశ్వమశ్వం వసవో నిర్నిర్వసవో అశ్వమశ్వం వసవోని వసవో నిర్నిర్వసవో వసవో నిరదష్టాదష్ట నిర్వసవో వసవో నిరదష్టాదష్ట నిర్నిరదష్టాదష్టేత్యదష్టామో యమో అస్యసి యమో అస్యసి యమో అస్యసి యమో అసి యమో అస్యసి యమో యమో అస్యాదిత్య ఆదిత్యోసి యమో యమో అస్యాదిత్య ఆదిత్య ఆదిత్యో అస్యస్యాదిత్యో అర్వన్ అర్వన్నాదిత్యో అస్యస్యాదిత్యో అర్వన్ ఆదిత్యో అర్వన్ అర్వన్ ఆదిత్య ఆదిత్యో అర్వన్నస్య సర్వన్ ఆదిత్య ఆదిత్యో అర్వన్నసి అర్వన్నస్య సర్వన్ అర్వన్నసి త్రితస్త్రితోస్య అర్వన్ అర్వన్నసి త్రితః గుహ్యేన గుహ్యేన త్రితోస్య త్రితో గుహ్యేన గుహ్యేన గుహ్యేన త్రితస్త్రితో గుహ్యేన వ్రతేన వ్రతేన గుహ్యేన త్రితస్త్రితో గుహ్యేన వ్రతేన గుహ్యేన వ్రతేన వ్రతేన గుహ్యేన గుహ్యేన వ్రతేన వ్రతేన సోమేన సమయా సమయా సోమేనాస్య సోమేన సమయా సోమేన సమయా సమయా సోమేన సోమేన సమయ సమయా వివృక్త వివృక్త సమయా సోమేన సోమేన సమయా వివృక్త సమయా వివృక్త వివృక్త సమయా సమయా వివృక్త ఆహురాహుర్ వివృక్త సమయా సమయా వివృక్త ఆహుర్వృక్త ఆహురాహుర్ వివృక్త వివృక్త ఆహుస్తేత ఆహుర్ వివృక్త వివృక్త ఆహుస్తే వివృక్త ఇది వివృక్త ఆహుస్తేత ఆహురాహుస్తే త్రీణి త్రీణి ఆహురాహుస్తే త్రీణి త్రీణి త్రీణి త్రీణి దివి దివి త్రీణి త్రీణి దివి త్రీణి దివి దివి త్రీణి త్రీణి దివి బంధనాని బంధనాని దివి త్రీణి త్రీణి దివి బంధనాని బంధనాని బంధనాని దివి దివి బంధనాని బంధనాని దివంధనాని త్రీణి త్రీణి త్రీణి ఆహురాహుస్తే త్రీణి త్రీణి ఆహురాహుస్తే ఆహుర్దివి దివ్యాహుస్తే ఆహుర్దివి ఆహుర్దివి దివ్యాహురాహుర్దివి బంధనాని బంధనాని దివ్యాహురాహుర్దివి బంధనాని దివి బంధనాని బంధనాని దివి దివి బంధనాని త్రీణి త్రీణి బంధనాని దివి దివి బంధనాని త్రీణి బంధనాని త్రీణి త్రీణి బంధనాని బంధనాని త్రీణ్యప్సప్సు త్రీణి బంధనాని బంధనాని త్రీణ్యప్సు త్రీణ్యప్సప్సు త్రీణి త్రీణ్యప్సు త్రీణి త్రీణ్యప్సు త్రీణి త్రీణ్యప్సు త్రీణి అప్సు త్రీణి త్రీణ్యప్సప్సు త్రీణ్యంతరంత స్త్రీణ్యప్సప్సు త్రీణ్యంత స్విప్యభుక్సు త్రీణ్యంతరంత స్త్రీణి త్రీణ్యంత సముద్రే సముద్రే అంత స్త్రీణి త్రీణ్యంత సముద్రే సముద్రే సముద్రే అంతరంత సముద్రే సముద్ర ఇది సముద్రే దేవే భూతో దేవమేమ ఇవోతో దేవమే ఇవమేమ ఇవేవమే వరుణో వరుణో మ ఇవేవమే వరుణ మే వరుణో వరుణో మే మే వరుణశ్చన్ వరుణశ్చన్ శిక్షన్ శివరుణో వరుణశ్చన్ శర్వన్నర్వంచన్ శివరుణో వరుణశ్చన్ శర్వన్ శర్వన్నర్వంచన్ శిక్షన్ శర్వనయత్రయత్రార్వంచన్ శిక్షన్ జానామ జానామారాధారాధ జానామ జానామ జానామారాధారాధ జానామ జానామారాధారాధ జానామ జానామారాధారాధ జానామ జానామారాధారాధ జానామ జానామారాధారాధ జానామ జానామారాధారాధ జానామ జానామారాధారాధ జానామ జానామారాధారాధ జానామ జానామారాధారాధ జానామ జానామారాధారాధ జానామ జానామారాధారాధ జానామ జానామారాధారాధ జానామ జానామారాధారాధ జానామ జానామారాధారాధ జానామ జానామారాధారాధ జానామ జానామారాధారాధ జానామ జానామారాధారాధ జానామ జానామారాధారాధ జానామ జానామారాధారాధ జానామ జానామారాధారాధ జానామ జానామారాధారాధ జానామ జానామారాధారాధ జానామ జానామారాధారాధ జానామ జానామారాధారాధ జానామ జానామారాధారాధ జానామ జానామారాధార పతంగం శిరో అవశ్యమవశ్య గోశిర శిరో అవశ్యం పథిభిరవశ్య గోశిర శిరో అవశ్యం అవశ్యం రేణుభిర్జేహమానం పతత్రి పతత్రి జేహమానమ రేణుభిర్జేహమానం పతత్రి రేణుభిరిత్య రేణు జేహమానం పతత్రి పతత్రి జేహమానం జేహమానం పతత్రి పతత్రీతి పతత్రి అత్రాతేతే అత్రాత్రాతే రూపకం రూపంతే అత్రాత్రాతే రూపం రూపకం రూపంతే తే రూపముత్తమముత్తమగం రూపంతే తే రూపముత్తమం రూపముత్తమముత్తమగం రూపకం రూపముత్తమమ పశ్యమ పశ్యముత్తమగం రూపకం రూపముత్తమమ పశ్యం హిరణ్యశృంగో పాదా అస్యా పాదా మనోజవామనోజవాః పాదాస్యాస్య పాదామనోజవాః పాదామనోజవామనోజవాః పాదాః పాదామనోజవాః అవరోవరో మనోజవాః పాదాః పాదామనోజవాః అవరః మనోజవాః అవరోవరో మనోజవామనోజవాః అవర ఇంద్ర ఇంద్రోవరో మనోజవామనోజవాః అవర ఇంద్రః మనోజవా ఇది మనః జవాః అవర ఇంద్ర ఇంద్రోవరోవర ఇంద్ర ఆసీదాసీదింద్రోవరోవర ఇంద్ర ఆసీదింద్ర ఆసీదాసీదింద్ర ఇంద్ర ఆసీదిత్యాసీ దేవా ఇది దేవా దేవా ఇదస్యాస్యేద్దేవా దేవా ఇదస్యాస్యేదిదస్య హవిరద్యగో హవిరద్యమస్యేదిదస్య హవిరద్యం హవిరద్యగో హవిరద్యమస్యాస్య హవిరద్యమాయన్నాయన హవిరద్యమస్యాస్య హవిరద్యమాయన్ హవిరద్యమాయన్నాయన హవిరద్యగో హవిరద్యమాయనుయోయ ఆయన హవిరద్యగో హవిరద్యమాయనుయరద్యమితి హవిః అద్యం ఆయనుయోయ ఆయన్నాయనుయో అర్వంతమర్వంతయ్య ఆయన్నాయనుయో అర్వంతం యో అర్వంతమర్వంతయ్యో యో అర్వంతం ప్రథమః ప్రథమో అర్వంతయ్యో యో అర్వంతం ప్రథమః అర్వంతం ప్రథమః ప్రథమో అర్వంతమర్వంతం ప్రథమో అధ్యతిష్ఠదధ్యతిష్ఠత్ ప్రథమో అర్వంతమర్వంతం ప్రథమో అధ్యతిష్ఠత్ అధ్యతిష్ఠదధ్యతిష్ఠత్ ప్రథమః ప్రథమో అధ్యతిష్ఠత్ అధ్యతిష్ఠదిత్యధే అతిష్ఠత్ ఈర్మాంతా సస్యలిక మధ్యమా సస్యలిక మధ్యమా స ఈర్మాంతా స ఈర్మాంతా సస్యలిక మధ్యమా సస్తగుం సగుం సిలిక మధ్యమా స ఈర్మాంతా స ఈర్మాంతా సస్యలిక మధ్యమా సస్వం ఈర్మాంతా స ఇతిర్మా అంతా సహిక మధ్యమా సస్తగుం సగుం సిలిక మధ్యమా సస్యలిక మధ్యమా సస్తగుం సూరణ సూరణ సస్తగుం సిలిక మధ్యమా సస్త్రిక మధ్యమా సస్తగుం సూరణ సహ సిలిక మధ్యమా స ఇది సిలిక మధ్యమా సహం సూరణ సూరణ సస్తగుం సగుం సూరణ సో దివ్యాసో దివ్యాస శూరణ సస్తగుం సగుం శూరణ సో దివ్యాస శూరణ సో దివ్యాసో దివ్యాస శూరణ సశూరణ సో దివ్యాసో అత్యా అత్యా దివ్యాస శూరణ సశూరణ సో దివ్యాసో అత్యా దివ్యాసో అత్యా అత్యా దివ్యాసో దివ్యాసో అత్యా ఇవేవ హగుంసా హగుంసా ఇవ శ్రేణిష శ్రేణిష ఇవ హగుంసా హగుంసా ఇవ శ్రేణిష శ్రేణిష ఇవేవ శ్రేణిషో యతంతే యతంతే శ్రేణిష ఇవేవ శ్రేణిషో యతంతే శ్రేణిషో యతంతే యతంతే శ్రేణిష శ్రేణిషో యతంతే యద్యద్యతంతే శ్రేణిష శ్రేణిషో యతంతే యత్ శ్రేణిష ఇది శ్రేణిషః యతంతే యద్యద్యతంతే యతంతే యదాక్షిషురాక్షిషుర్ యద్యతంతే యతంతే యదాక్షిషుః యదాక్షిషురాక్షిషుర్ యద్యదాక్షిషుర్ దివ్యం దివ్యమాక్షిషుర్ యద్యదాక్షిషుర్ దివ్యం ఆక్షిషుర్ దివ్యం దివ్యమాక్షిషురాక్షిషుర్ దివ్యమజ్మమజ్మం దివ్యమాక్షిషురాక్షిషుర్ దివ్యమజ్మం దివ్యమజ్మమజ్మం దివ్యం దివ్యమజ్మమశ్వా అశ్వా అజ్మం దివ్యం దివ్యమజ్మమశ్వా అజ్మమశ్వా అశ్వా అజ్మమజ్మమశ్వా అశ్వా ఇత్యశ్వా శరీరగో శరీరం తవదవ శరీరం పద ఇష్ణు పద ఇష్ణు శరీరం తవదవ శరీరం పద ఇష్ణు శరీరం పద ఇష్ణు పద ఇష్ణు శరీరగో శరీరం పద ఇష్ణర్వన్నర్వన్ పద ఇష్ణు శరీరగో శరీరం పద ఇష్ణర్వన్ ఇష్ణర్వన్నర్వన్ పద ఇష్ణు పద ఇష్ణర్వన్ తవతవార్వన్ పద ఇష్ణు పద ఇష్ణర్వంతవర్వంతవ చిత్తం చిత్తంతవార్వన్నర్వంతవ చిత్తం చిత్తం చిత్తం తవదవ చిత్తం వాతో వాతశ్చిత్తం తవదవ చిత్తం వాత చిత్తం వాతో వాతశ్చిత్తం చిత్తం వాత ఇవేవ వాతశ్చిత్తం చిత్తం వాత ఇవాత ఇవేవ వాతో వాత ఇవ ధృజీమాన్ ధృజీమానివ వాతో వాత ఇవ ధృజీమాన్ ధృజీమాన్ ధృజీమానివేవ ధృజీమాన్ ధృజీమాని ధృజీమా శృంగాణి శృంగాణి తవ తవ శృంగాణి విష్ఠితా విష్ఠితా శృంగాణి తవ తవ శృంగాణి విష్ఠితా శృంగాణి విష్ఠితా విష్ఠితా శృంగాణి శృంగాణి విష్ఠితా పురుత్రా పురుత్రా విష్ఠితా శృంగాణి శృంగాణి విష్ఠితా పురుత్రా విష్ఠితా పురుత్రా పురుత్రా విష్ఠితా విష్ఠితా పురుత్రారణ్యేష్రణ్యేషు పురుత్రా విష్ఠితా విష్ఠితా పురుత్రారణ్యేషు విష్ఠితే దివి స్థిత పురుత్రారణ్యేష్రణ్యేషు పురుత్రా పురుత్రారణ్యేషు జర్భురాణ జర్భురాణారణ్యేషు పురుత్రా పురుత్రారణ్యేషు జర్భురాణ పురుత్రారణ్యేషు జర్భురాణ జర్భురాణారణ్యేష్రణ్యేషు జర్భురాణ చరంతి చరంతి జర్భురాణారణ్యేష్రణ్యేషు జర్భురాణ చరంతి జర్భురాణ చరంతి చరంతి జర్భురాణ జర్భురాణ చరంతి చరంతీతి చరంతి ప్రోపోప ప్రాగాతగా ప్రోపోప ప్రాగాత్ ప్రాగాతగా దేవజాతస్య సప్తే ప్రవక్ష్యామః ప్రవక్ష్యామః సప్తేర్దేవజాతస్య సప్తే ప్రవక్ష్యామః దేవజాతస్యేతి దేవజాతస్య సప్తే ప్రవక్ష్యామః ప్రవక్ష్యామః సప్తే ప్రవక్ష్యామో విదథే విదథే ప్రవక్ష్యామః సప్తే ప్రవక్ష్యామో విదథే ప్రవక్ష్యామో విదథే విదథే ప్రవక్ష్యామః ప్రవక్ష్యామో విదథే వీర్యాణి వీర్యాణి విదథే ప్రవక్ష్యామః ప్రవక్ష్యామో విదథే వీర్యాణి ప్రవక్ష్యామ ఇది ప్రవక్ష్యామః విదథే వీర్యాణి వీర్యాణి విదథే విదథే వీర్యాణి వీర్యాణీతి వీర్యాణి నిర్ణిజా నిర్ణిజాయుద్ధ్యం నిర్ణిజా రేక్నసా నిర్ణిజాయుద్ధ్యం నిర్ణిజా రేక్నసా నిర్ణిజా రేక్నసా రేక్నసా నిర్ణిజా నిర్ణిజా రేక్నసా ప్రావృతస్య ప్రావృతస్య రేక్నసా నిర్ణిజా నిర్ణిజా రేక్నసా ప్రావృతస్య నిర్ణిజేతి రేక్నసా ప్రావృతస్య ప్రావృతస్య రేక్నసా రేక్నసా ప్రావృతస్య రాతిగో రాతిం ప్రావృతస్య రేక్నసా రేక్నసా ప్రావృతస్య రాతిం ప్రావృతస్య రాతిగో రాతిం ప్రావృతస్య ప్రావృతస్య రాతిం గృహీతాంగృహీతాగో రాతిం ప్రావృతస్య ప్రావృతస్య రాతిం గృహీతాతిం గృహీతాం గృహీతాగో రాతిగో రాతిం గృహీతాం ముఖతో ముఖతో గృహీతాగో రాతిగో రాతిం గృహీతాం ముఖతాం ముఖతో ముఖతో గృహీతాం గృహీతాం ముఖతో నయంతి నయంతి ముఖతో గృహీతాం గృహీతాం ముఖతో నయంతి ముఖతో నయంతి నయంతి ముఖతో ముఖతో నయంతి నయంతి నయంతి సుప్రాంగజో అజస్సు ప్రాంక్ సుప్రాంగజో మేమ్యం మేమ్యదజస్సు ప్రాంక్ సుప్రాంగజో మేమ్యత్ అజో మేమ్యన్ మేమ్యదజో అజో మేమ్యద్ విశ్వరూపో విశ్వరూపో మేమ్యదజో అజో మేమ్యద్ విశ్వరూప విశ్వరూపో విశ్వరూపో మేమ్యన్ మేమ్యద్ విశ్వరూప ఇంద్రాభూష్ణోరింద్రాభూష్ణోర్ విశ్వరూపో మేమ్యన్ మేమ్యద్ విశ్వరూప ఇంద్రాభూష్ణో విశ్వరూప ఇంద్రాభూష్ణోరింద్రాభూష్ణోర్ విశ్వరూపో విశ్వరూప ఇంద్రాభూష్ణో ప్రియం ప్రియమింద్రాభూష్ణోర్ విశ్వరూపో విశ్వరూప ఇంద్రాభూష్ణో ప్రియం విశ్వరూప ఇది విశ్వ రూపః ఇంద్రాభూష్ణోః ప్రియం ప్రియమింద్రాభూష్ణోరింద్రాభూష్ణోః ప్రియమప్యపి ప్రియమింద్రాభూష్ణోరింద్రాభూష్ణోః ప్రియమపి ఇంద్రాభూష్ణోరిదీంద్రాభూష్ణో ప్రియమప్యపి ప్రియం ప్రియమప్యేత్యేత్యపి ప్రియం ప్రియమప్యేతి ఏత్యేత్యప్యప్యేతి పాథః పాథ ఏత్యప్యప్యేతి పాథః పాథ ఏత్యేతి పాథః పాథ ఇది పాథః ఏషచ్ఛాగశ్చాగ ఏషఛాగ పురః పురశ్చాగ ఏషఛాగ పురః పురశ్చాగశ్చాగ పురో అశ్వేనాశ్వేన పురశ్చాగశ్చాగ పురో అశ్వేనా అశ్వేనాశ్వేన పురః పురో అశ్వేన వాజినా వాజినాశ్వేన పురః పురో అశ్వేన వాజినా అశ్వేన వాజినా వాజినాశ్వేనాశ్వేన వాజినా పూష్ణ పూష్ణో వాజినాశ్వేనాశ్వేన వాజినా పూష్ణ వాజినా పూష్ణ పూష్ణో వాజినా వాజినా పూష్ణో భాగో భాగ పూష్ణో వాజినా వాజినా పూష్ణో భాగ పూష్ణో భాగో భాగ పూష్ణ పూష్ణో భాగో నీయతే నీయతే భాగ పూష్ణ పూష్ణో భాగో నీయతే భాగో నీయతే నీయతే భాగో భాగో నీయతే విశ్వదేవ్యో విశ్వదేవ్యో నీయతే భాగో భాగో నీయతే విశ్వదేవ్యే విశ్వదేవ్యో విశ్వదేవ్యో నీయతే నీయతే విశ్వదేవ్యే విశ్వదేవ్యభిప్రియమభిప్రియ్యోడాశం రోడాశయ్యదభిప్రియమభిప్రియ్యోడాశం అభిప్రియమిత్యభిప్రియం రోడాశం రోడాశయ్యోడాశమర్భదార్పదా పురోడాశయ్యోడాశమర్భదా రోడాశమర్భదార్పదా పురోడాశం పురోడాశమర్భదా త్వష్టాత్వష్టార్పదా పురోడాశం పురోడాశమర్భదా త్వష్టాత్వష్టాత్వష్టార్భదార్భదాత్వష్టేది త్వష్టార్భదార్భదాత్వష్టే త్వష్టేది త్వష్టార్పష్టే దేనమేనమిత్వష్టాత్వష్టే దేనం దేనమేనమితి దేనగోసౌశ్రవసాయ సౌశ్రవసాయ సౌశ్రవసాయై నమేనగు సౌశ్రవసాయ జిన్వతి జిన్వతి సౌశ్రవసాయై నమేనగు సౌశ్రవసాయ జిన్వతి సౌశ్రవసాయ జిన్వతి జిన్వతి సౌశ్రవసాయ సౌశ్రవసాయ జిన్వతి జిన్వతీతి జిన్వతి హవిష్యము హవిష్యంగ్యద్యద్ధవిష్యమృదుష ఋషో హవిష్యంగ్యద్యద్ధవిష్యమృదుష హవిష్యమృదుష ఋషో హవిష్యగు హవిష్యమృదుషో దేవజానం దేవజానమృదుషో హవిష్యగు హవిష్యమృదుషో దేవజానం ృదేవయానందేవయానమృదుషోదేవయానంత్రిస్త్రిర్దేవయానమృదుషోదేవయానంత్రి అశ్వయోపాయ దక్షతి దక్షత్యశ్వయోపాయ ప్రభృతమస్య ఆస్యే ప్రభృతమాస్య ఆస్యే ప్రభృతం ప్రభృతమాస్యే తృణం తృణమాస్యే ప్రభృతం ప్రభృతమాస్యే తృణం ప్రభృతమితి ప్రభృతం ఆస్యే తృణం తృణమాస్య ఆస్యే తృణగం సర్వా సర్వా తృణమాస్య ఆస్యే తృణగం సర్వాగం సర్వా సర్వా తృణం తృణగం సర్వా సర్వా తృణం తృణగం సర్వా సర్వా తాత సర్వా సర్వా తాతే తే తా సర్వా సర్వా తాతే తే తాతే అప్యపి తే తాతే అపి అప్యపి తే అపి దేవేషు దేవేష్వపి తే అపి దేవేషు అపి దేవేషు దేవేష్వప్యపి దేవేష్వస్తు దేవేష్వప్యపి దేవేష్వస్తు దేవేష్వస్తు దేవేషు దేవేష్వస్తు అస్త్విక్యస్తు యదశ్వస్యాశ్వస్యేద్యదశ్వస్య క్రవిష క్రవిషో అశ్వస్యేద్యదశ్వస్య క్రవిష అశ్వస్య క్రవిష క్రవిషో అశ్వస్యాశ్వస్య క్రవిషో మక్షికా మక్షికా క్రవిషో పచ్యమానాద్ పచ్యమానాద్ పచ్యమానాద్ పచ్యమానాద్ పచ్యమానాద్ పచ్యమానాద్ పచ్యమానాద్ పచ్యమానాద్ పచ్యమానాద్ పచ్యమానాద్ పచ్యమానాద్ పచ్యమానాద్ పచ్యమానాద్ పచ్యమానాద్ పచ్యమానాద్ పచ్యమానాద్ పచ్యమానాద్ పచ్యమానాద్ పచ్యమానాద్ పచ్యమానాద్ పచ్యమానాద్ పచ్యమానాద్ పచ్యమానాద్ పచ్యమానాద్ పచ్యమానాద్ పచ్యమానాద్ పచ్యమానాద్ పచ్యమానాద్ పచ్యమానాద్ పచ్యమానాద్ పచ్యమానాద్ పచ్యమానాద్ పచ్యమానాద్ పచ్యమానాద్ పచ్య శూలం అధిశూలగోశూలమభ్యభిశూలన్నిహతస్య నిహతస్య శూలమభ్య శూలన్నిహతస్య శూలం నిహతస్య నిహతస్య శూలగోశూలం నిహతస్యావధావత్యవధావతి నిహతస్య శూలగోశూలం నిహతస్యావధావతి నిహతస్యావధావత్యవధావతి నిహతస్య నిహతస్యావధావతి నిహతస్యేతి నిహతస్యావధావతీత్యవధావతి మా తత్తన్మా మా తద్భూమ్యాం భూమ్యాం తన్మా మా తద్భూమ్యాం తద్భూమ్యాం భూమ్యాం తత్తద్భూమ్యామా భూమ్యాం తత్తద్భూమ్యామా భూమ్యామా భూమ్యాం భూమ్యామాశ్రిషచ్చిషదా భూమ్యాం భూమ్యామాశ్రిషదు ఆశ్రిషచ్చిషదాశ్రిషన్ మామాశ్రిషదాశ్రిషన్ మామాశ్రిషచ్చిషన్ మాతృణేషు తృణేషు మాశ్రిషచ్చిషన్ మాతృణేషు మాతృణేషు తృణేషు మామాతృణేషు దేవేభ్యో దేవేభ్యస్తృణేషు మామాతృణేషు దేవేభ్యేషు దేవేభ్యో దేవేభ్యస్తృణేషు తృణేషు దేవేభ్యస్తేభ్యస్తృణేషు తృణేషు దేవేభ్యస్తదు దేవేభ్యస్తేభ్యో దేవేభ్యస్తదుషద్భ్య ఉషద్భ్యస్తేభ్యో దేవేభ్యస్తదుషద్భ్యుషద్భ్య ఉషద్భ్యస్తద్భ్యో రాతకం రాతముషద్భ్యస్తద్భ్యో రాతం ఉషద్భ్యో రాతకం రాతముషద్భ్య ఉషద్భ్యో రాతమస్త్వస్తు రాతముషద్భ్య ఉషద్భ్యో రాతమస్తు ఉషద్భ్య ఇత్యుషద్భ్యః రాతమస్త్వస్తు రాతకో రాతమస్తు అస్తిత్యస్తు ఏ వాజినం వాజినయ్యే ఏ వాజినం పరిపశ్యంతి పరిపశ్యంతి వాజినయ్యే ఏ వాజినం పరిపశ్యంతి వాజినం పరిపశ్యంతి పరిపశ్యంతి వాజినం వాజినం పరిపశ్యంతి పక్వం పక్వం పరిపశ్యంతి వాజినం వాజినం పరిపశ్యంతి పక్వం పరిపశ్యంతి పక్వం పక్వం పరిపశ్యంతి పరిపశ్యంతి పక్వయ్యే పక్వం పరిపశ్యంతి పరిపశ్యంతి పక్వయ్యే పరిపశ్యంతి పరిపశ్యంతి పక్వయ్యే పక్వం పక్వయ్యే పక్వం పక్వయ్యే మాహురాహురీయే మాహు మాహురాహురి మే మాహుస్వరభిస్వరభిరాహురి మే మాహుస్వరభి మాహుస్వరభిస్వరభిరాహురాహుస్వరభిర్నిర్ణిస్వరభిరాహురాహుస్వరభిర్నిర్ణిస్వరభిస్వరభిర్నిరుహరహర నిస్వరభిస్వరభిర్నిరుహర నిర్హర హర నిర్నిర్హరేతి హర నిర్నిర్హరేతి హరేతి హర హరేతి దీదీ ఏ చార్వతో అర్వతశ్చయే చార్వత చార్వతో అర్వతశ్చార్వతో మాగుంస భిక్షాం మాగుంస భిక్షామర్వతశ్చార్వతో మాగుంస భిక్షామర్వతో మాగుంస భిక్షాం మాగుంస భిక్షామర్వతో అర్వతో మాగుంస భిక్షాం ఉపాసత ఉపాసతే మాగుంస భిక్షామర్వతో అర్వతో మాగుంస భిక్షామపాసతే మాగుంస భిక్షామపాసత ఉపాసతే మాగుంస భిక్షాం మాగుంస భిక్షామపాసత ఉతో ఉతో ఉపాసతే మాగుంస భిక్షాం మాగుంస భిక్షామపాసత ఉతో మాగుంస భిక్షామితి మాగుంస భిక్షా ఉపాసత ఉతో ఉతో ఉపాసత ఉపాసత ఉతో దేశాం దేశాముతో ఉపాసత ఉపాసత ఉతో దేశాసత ఇత్యుపాసతే దేశాం దేశాముతో ఉతో దేశామభిగూర్తిరభిగూర్తిస్తేషాముతో దేశామభిగూర్తిరభిగూర్తిస్తేషాం దేశామభిగూర్తిర్నో నో అభిగూర్తిస్తేషాం దేశామభిగూర్తిర్నోర్తిర్నో అభిగూర్తిరభిగూర్తిర్న ఇన్వత్తిన్వదునో అభిగూర్తిరభిగూర్తిర్న ఇన్వతు అభిగూర్తిరిత్యభిమూర్తి ఇన్వత్తిన్వదునో నయన్వతు ఇన్వతు యన్నేక్షణం నేక్షణం యద్యన్నేక్షణం మాగుస్పజన్యాగుస్పజన్యాక్షణం మాగుస్పజన్యా మాగుస్పజన్యా నేక్షణం నేక్షణం మాగుస్పజన్యా ఉఖాయా ఉఖాయా మాగుస్పజన్యా నేక్షణం నేక్షణం మాగుస్పజన్యా ఉఖాయాగుస్పజన్యా ఉఖాయా ఉఖాయా మాగుస్పజన్యా మాగుస్పజన్యా ఉఖాయాయోఖాయా మాగుస్పజన్యా మాగుస్పజన్యా ఉఖాయాయా యోఖాయా ఉఖాయాయా పాత్రాణి పాత్రాణి యోఖాయా ఉఖాయాయా పాత్రాణి పాత్రాణి పాత్రాణి యాయా పాత్రాణి యూష్ణో జ్యోష్ణః పాత్రాణి యాయా పాత్రాణి యూష్ణః పాత్రాణి యూష్ణో జ్యోష్ణః పాత్రాణి పాత్రాణి యూష్ణ ఆసేచనాన్యాసేచనాని యూష్ణః పాత్రాణి పాత్రాణి యూష్ణ ఆసేచనాని యూష్ణ ఆసేచనాన్యాసేచనాని యూష్ణో యూష్ణ ఆసేచనాని ఆసేచనానీత్యా ఉపస్తృణంత్యధీవాసమధీవాసముపస్తృణంత్యధీవాసం యాధీవాసముపస్తృణం ధీవాసయ్యా హిరణ్యాని హిరణ్యాని యాధీవాసమధీవాసయ్యా హిరణ్యాని ధీవాసమిత్యధీవాసం హిరణ్యాని హిరణ్యాని యా హిరణ్యాన్యస్మ అస్మై హిరణ్యాని యా హిరణ్యాన్యస్మై పరుష్పరు ఋష్యసి దేవాగు ఇది దేవాన్ ఋష్యసి దేవాగు ఇది దేవాగు ఇది దేవాన్ దేవాగు ఇదేష్యేషీద్దేవాన్ దేవాగు ఇదేషీదిదేషి పథిభిః పథిభిరేషీదిదేషి పథిభిః ఏషి పథిభిః పథిభిరేష్యేషి పథిభిః సుగేభిః సుగేభిః పథిభిరేషేషి పథిభిః సుగేభిః పథిభిః సుగేభిః సుగేభిః పథిభిః పథిభిః సుగేభిః పథిభిరితి పథిభిః సుగేభిరితి సుగేభిః హరితే తే హరి హరి తే యుంజా యుంజా తే హరి హరి తే యుంజా హరి హరి తే యుంజా యుంజా తే తే యుంజా పృషతి పృషతి యుంజా తే తే యుంజా పృషతి పృషతి పృషతి యుంజా యుంజా పృషతి అభూతాం అభూతాం పృషతి యుంజా యుంజా పృషతి అభూతాం అభూతాం అభూతాం పృషతి పృషతి అభూతాం ఉపోపాభూతాం పృషతి పృషతి అభూతాం ఉపాషతి ఇది పృషతి అభూతాం ఉపోపాభూతాం భూతాం ఇది చతుర్థకాండే షష్ఠ ప్రశ్నస్య ఘనపాఠః సమాప్తః.